శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం శ్లోక సో కామే తద్వితీయో అనన్యము ఏకము అఖండము పరము అగు ఆత్మపురుషుడు లీలా క్రీడా వినోది అయి నాకు ఎదురుగా రెండవది అన్యమనున్నది ఏర్పడినదే ఉండునుగాక అని భావించి ద్వితీయమును సిద్ధింపజేసుకుంటున్నారు. ఇదియే జగత్ యొక్క వాస్తవ రూపము కనుక జగత్తు స్వయంకృత కల్పనయే. శాంతి పాఠము ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ఈ ఎదురుగా కనిపించే సమస్తమునకు స్వస్వరూపమై సర్వాత్మకమై సహజమై వెలయిచున్నట్టి అదహ తత్ అనబడు ఆవలగల ఓల్ బియోండ్ పరమాత్మ వన్స్ ఓన్ ఒరిజినల్ సెల్ఫ్ సర్వదా పూర్ణుడే. అట్టి పూర్ణుని నుండి బంగారము నుండి ఆభరణము వలె ప్రదర్శనమగుచున్న ఇదం ప్రత్యయార్థమగు జీవాత్మ జగత్తులు ద ఎక్స్పీరియన్సా ద ఇన్సిడెంటల్ సెల్ఫ్ ఆన్ ద ఎక్స్పీరియన్సెస్ కూడా సర్వదా పూర్ణమే. అపూర్ణమనబడేది ఈ జీవాత్మ జగత్తుల పట్ల ఏదీ ఏమాత్రము లేనేలేదు. బంగారముచే తయారు చేయబడిన ఆభరణము బంగారమే అయినట్లు, జలం నుండి బయల్వెడలే తరంగము జలమే అయినట్లు జీవాత్మ జగత్తులు పూర్ణధర్మము విడువకయే పూర్ణమే అయున్నాయి. పూర్ణము నుండి పూర్ణము, పరమాత్మ నుండి జీవాత్మ ఈవలికి తేబడినప్పుడు కూడా సున్నా సున్నా సున్నా వలె సర్వదా సర్వత్రా ఇహ పరములందు పూర్ణత్వమే ఏర్పడి ఉండి పూర్ణము నుండి వచ్చినది పూర్ణముతోనే మమేకమగుచున్నది. ఈ సమస్తము సర్వదా పూర్ణమే. ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక త్రితాపములు భూత వర్తమాన భవిష్యత్ త్రికాలములు జన్మ యొక్క ఇతపూర్వపు వర్తమాన తదనంతర త్రిస్థితిగతులు ద్రష్ట దృష్టి దృశ్యములు త్రిదృక్రూపములు స్వపరపరాత్పరములు త్రితత్వములు మొదలైన త్రివణములన్నీ కూడా ఆత్మసంభావనయందు సశాంతించినవే అగుచున్నాయి. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః శాంత్యః. శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ ఒకటి రెండు అధ్యాయముల గురించి బృహత్ ఆరణ్యక ఉపనిషత్ బృహదారణ్యకోపనిషత్ ఎనిమిది అధ్యాయములు కలిగి ఉన్నది. అయితే మొదటి రెండు అధ్యాయములు యజ్ఞ త్యాగ సంబంధమై కర్మ ఉపాసనా ప్రశంసలు కర్మ సంబంధమైన విధి ఈ విధానములు నియమనిష్ఠలు మొదలైనవి ప్రధానముగా వర్ణించబడటంచేత ఒకనొక పెద్దల ఆచారము ప్రకారము శంకర రామనుజ మధ్వాచార్య సద్గురువులు అనుసరించిన విధానంగా మూడవ అధ్యాయము నుండి మాత్రమే ఉపనిషత్ అధ్యయనము ప్రారంభించబడుతూ వస్తోంది. మొదటి రెండు అధ్యాయములు శబ్దనదొచ్చారణ యజ్ఞ విధాన ప్రాధాన్యముగా వామ్మే నిర్మితమై ఉన్నాయి. మనము కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ మూడవ అధ్యాయము నుండి శ్లోక తాత్పర్య అధ్యయన పుష్పములను వివరించుకుంటున్నాము. యజ్ఞయాగ విధివిధానముల అధ్యయన జిజ్ఞాసువులు ఒకటి రెండు అధ్యాయములను కూడా పఠన పరిశీలనములను విడిగా చేయతగును అని యజ్ఞయాగ కర్మ ఉపాసన వేత్తలకు వినమ్రుడనై విన్నవించుకుంటున్నాను. శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ తృతీయ అధ్యాయము ఒకటి నుండి నాలుగు బ్రాహ్మణములు శ్లోక తాత్పర్య పుష్పం మూడు ఒకటి డౌట్ ప్రథమ బ్రాహ్మణము అశ్వమేధ యాగము సృష్టి సందర్శన ధ్యానము మేధాస్వము మేధధారణాశక్తి గల జ్ఞాపకశక్తితో కూడిన బుద్ధి అశ్వము మనస్సు అశ్వమేధ యాగములోని అశ్వమే మనస్సు. ఈ విశ్వమే యాగ విశేషము. బృహదారణ్యకోపనిషత్ మేధాస్వము విశ్వమే అశ్వము బుద్ధియే మేధ అశ్వము మనస్సు మేధ బుద్ధి యాగము పరాత్మకొరకై వినియోగము మంత్ర ఒకటి ఆయి డొట్ ఆయి డొట్ ఒకటి ఉషా అశ్వస్య మేధ్యస్య శిరః సూర్యశ్చక్షుర్వత ప్రాణో వ్యాత్తమగ్నిర్వైస్వానర సంవత్సర ఆత్మాస్వస్య మేధ్యస్య ద్యోహ పృష్ఠమంతరిక్షముదరం పృథివీ పాజస్యం దిశః పార్శ్వే అవాంతరదిశః పార్శ్వ ఋతవోంగాని మాసాశ్చార్ధమాసాశ్చ పర్వాణి హోరాత్రాణి ప్రతిష్ఠ నక్షత్రాణ్యస్థీని నభో మాంసాన్యువధ్యక్సికతాః సింధవో గుదాయకృచ్చక్లోమానశ్చ పర్వతా ఔషధయశ్చ వనస్పతేశ్చ లోమాన్యుద్యన్ పూర్వార్ధో నిన్లోచంజఘనార్ధో యద్విజృంభతే తద్విద్యుతతే యద్విధునుతే తత్స్తనేతి యన్మేహతి తద్వర్షతి వాగేవాస్య వాక్ ఒకటి ఒకటి ఓం ఉషా అశ్వస్య మేధ్యస్య శిరః సూర్యః చక్షుః వాతః ప్రాణో వ్యాత్తం అగ్నేః వైశ్వానరః సంవత్సర ఆత్మ విశ్వము అనే అశ్వమేధయాగం యొక్క యజ్ఞాశ్వం యొక్క శిరస్సు బ్రహ్మముహూర్తము ఉషస్సు నేత్రములు సూర్యుడు యజ్ఞాశ్వము యొక్క ప్రాణములు వాయువు యజ్ఞాశ్వము యొక్క తెరువబడిన నోరు వైశ్వనరాగ్ని విశ్వయజ్ఞము యొక్క సంవత్సరమే ఆత్మ దేహము జీవాత్మ అశ్వస్య మేధ్యస్య ద్యోహ పృష్ఠం అంతరిక్షం ఉదరం విశ్వము యొక్క ద్యులోకమే అశ్వమేధాశ్వము యొక్క వీపు వెనుక ప్రక్క పృష్ఠము అంతరిక్షము ఆకాశమే యాగస్వము యొక్క పొట్ట పృథనీ పాదం పాజస్యం దిశ పార్శ్వే అవాంతర దిశ పార్శవ ఋతవో అంగాని భూమియే పాదము తూర్పు పడమరుత్తర దక్షిణ దిక్కులే అశ్వం యొక్క పార్శ్వములు ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయువ్య అవాంతర దిశలే ఆ యజ్ఞాశ్వపు ప్రకటములు ఆరు ఋతువుల అంగములు మాసాశ్చ అర్ధమాసాశ్చ పర్వాణి అహోరాత్రాణి ప్రతిష్ట నక్షత్రాణి అస్థిని నభో మాంసాని ఊవధ్యం శిఖతాః మాసములు సంధులు అర్ధమాసములు పాదములు రాత్రింబవళ్లే ఎముకలు నక్షత్రములే ప్రతిష్ట శాశ్వతముగా నిలుచునవి అగు బొమికలు ఆకాశమే మాంసము కడుపులోని జఠరాగ్ని ఆకలి ఏ తిస్క సింధవో గుదా యకృచ్చట్లో మానశ్చ పర్వత ఓషధయశ్చ వనస్పతయశ్చ లోమాని నదులే గుదము నదినదములే నాడులు పర్వతములే మాంసపిండము ఓషధులు వనస్పదులు వెంట్రుకలు ఉద్యన్పూర్వార్ధో నిన్లోచన్ జఘనార్ధో అట్టి సృష్టి రూప యజ్ఞాస్వమునకు పూర్వ విభాగము ఉదయిస్తున్న మరియు మధ్యాహ్న కాలము వరకు ప్రకాశించుచున్న సూర్యుడు ఆరు ఆంటు పన్నెండు నూన్ ఉత్తర విభాగము మధ్యాహ్నము నుండి సాయంకాలము వరకు ప్రకాశించుచున్న సూర్యుడు పన్నెండు నూన్ ఆరు పిఎం యత్ విజృంభతే తత్ విద్యోతతే యత్ విధునుతే తత్ స్తనేతి యత్ మేహతి తత్ వర్షతి వాగేవ అస్య వాక్ మేహశిశ్నము మగగురి ఆ అశ్వము యొక్క అంగముల విజృంభణ విస్తరణ ఏ విద్యుత్ తేజస్సు అద్దాని అంగముల ప్రకంపనములు ఉరుములు ఆ అశ్వము మూత్రము విడువటమే వర్షము అద్దాని సకిలింపు శబ్దములే వాక్కు మంత్ర రెండు ఐ డొట్ రెండు అహర్వా అశ్వం పురస్తాన్మహిమాన్వజయత తస్య పూర్వే సముద్రే యోని రాత్రిరేనం పశ్చాన్మహిమాన్వజయత తస్యాపరే సముద్రే యోనిరేతౌ వా అశ్వం మహిమానవభితః సంబభూవతుర్హయో భూత్వా దేవానవహద్ వాజీ గంధర్వాన్ అర్వాసురాన్ అశ్వో మనుష్యాన్ సముద్ర ఏవాస్య బంధుః సముద్రో యోన్యః రెండు ఇతి ప్రథమం బ్రాహ్మణం రెండు అహర్వా అశ్వం పురస్తాత్ మహిమాన్వజాయత తస్య పూర్వే సముద్రే యోని రాత్ర్యః ఏనం పశ్చాత్ మహిమాన్ అజయత తస్యాపరే సముద్రే యోన్యః అట్టి సృష్టి యజ్ఞాస్వమునకు ముందు వెనుక ఉన్న బంగారు యో వెండి పాత్రలే రాత్రింపగళ్ళు యజ్ఞములో స్వర్ణ రజత పాత్రలు ఉంచు స్థానములే తూర్పు పడమర సముద్రములు రాత్రియే విశ్రాంతి పొందు యోని అద్దాని మహిమయే సందృశ్యముగుచున్న విశ్వదృశ్యము అద్దాని పరస్థానము జననస్థానము సప్త సముద్రములు ఏతౌవా యోనిరేతౌవా అశ్వం మహిమాన్ ఆవభ్యః తత్సంబభూవతు ఈ విధంగా ఆ మేధాస్వము అనబడే పరతత్వము యొక్క మహిమయే ఈ సమస్తముగా సంభూతమై ఉంటోంది. హయో భూత్వా దేవాన్ అవహత్ వాజీ గంధర్వాన్ అర్వా అసురాన్ అశ్వో మనుష్యాన్ సముద్రయేవ అస్య బంధుః సముద్రో యోన్యః అద్దాని దివ్యరూపములే దేవతలు గంధర్వులు అసురులు మానవులు తదితర సమస్త జీవులు అట్టి సృష్టి అనే యాగాస్వము సముద్రమును జననస్థానముగా కలిగి ఉన్నది. సముద్రమే విశ్వాస్వమునకు బంధువు. ఈ విధంగా ఈ సమస్త విశ్వము అశ్వమేధ యాగ యోగోపాసనగా ఉపాసించబడుచున్నది. మేధాస్వము, ప్రజ్ఞ, విశ్వము, విశ్వవిద్యాలయము ల పరస్పరత్వమే జీవితము అనే సందర్భము. ఇతి బృహదారణ్యకోపనిషత్ తృతీయ అధ్యాయే సృష్టి సందసనోధ్యాన నామ ప్రథమం బ్రాహ్మణం 3:2 ద్వితీయ బ్రాహ్మణము మానసికాస్వమేధ యాగము. మంత్ర 1:1 నైవేహ కించనాగ్ర ఆసీన్ ముత్యనేవేదమావృతమాసిదశనాయాసనాయ హి ముత్యస్తన్మనోకృతాత్మన్ వి శ్యామితి సోచ్చన్నచర తస్యార్చత ఆపోజాయంతార్చతే వై మే కమభూదితి తదేవార్క్యస్యార్కత్వం కంహవా అస్మై భవతి యేవమేతదర్కస్యార్కత్వం వేద 1:1 ఓం నైవ ఇహ కించన అగ్ర ఆసీత్ మేధ ధారణాశక్తి జ్ఞాపకశక్తి గల బుద్ధి అశ్వము మనస్సు అననది పరోక్షార్థము మొట్టమొదట ఏమి ఉన్నది అని పరిశీలించగా ఈ నామరూపాత్మక దృశ్య ద్రష్టల సంబంధములగు వ్యవహారాలేవి మొట్టమొదట లేవు. కేవలమగు ఆత్మయే ఉన్నది. మృత్యు నైవైదం ఆవృతం ఆసీత్ అసనాయా అసనాయా హి మృత్యః తత్ మనోకృత ఆత్మన్ విశ్యాం ఇతి. మొట్టమొదట ఇవేమీ లేవు కాబట్టి మృత్యువు మార్పు చేర్పులు అననది కూడా లేదు. ఏదైనా ఉంటే కదా అది మారుతోంది అనేది ఉండగలదు. మృత్యువు దేనినో భక్షించటం మొదలైనవేవీ లేవు. మృత్యువు అనగా సమస్తమును భక్షించినది అనే కదా. అట్టి కేవలమగు పరమాత్మ తన యొక్క లీలా క్రీడా వినోదంగా సంకల్పరూపమగు మనస్సును నిర్మించుకొనుచున్నారు. మననమే మనోరూపము. సో అచ్చన్ నా చరత్ తస్య అచ్చత ఆపోజయంత అచ్చతే వై మే కం అభూత్ ఇతి తదేవ అర్కస్యాత్ అర్కత్వం. ఆ పరమాత్మ యొక్క హిరణ్య గర్భ సృష్ట్యంశ తన జనన స్థానమని పరమాత్మను పూజించుచుండగా ఉపాసించుచుండగా ఉదకము పుట్టింది. అదియే అశ్వమేధయాగములోని జలముతో అర్క సూర్య ఉపాసన. కగ్మహవా అస్మై భవతి యా ఏవం ఏతత్ అర్కస్య అర్కత్వం వేద. అట్టి అశ్వమేధము గురించి ఎరిగినవానికి జలము సుఖమయము కాగలదు. మంత్ర 2:2 ఆపో వా అర్క తద్యదపాగ్న్ శర ఆసీత్ తత్సమహన్యత సా పృథివ్యభవత్ తస్యామశ్రామ్యత్ తస్య శ్రాంతస్య తప్తస్య తేజోరసో నిరవర్తతాగ్న్యః తీ 2:2 ఆపో వా అర్కః తత్యత్ అపాగ్ సర ఆసీత్ తత్ సమహన్యత సా పృథివీ అభవత్ తస్యామ శ్రామ్యత్ తస్య శ్రాంతస్య తప్తస్య తేజో రసో నిరవర్తతాగ్న్యః ఉదకము అర్క సూర్య అగ్ని స్వరూపమే అయి ఉన్నది. జలములో ఏ రసతత్వము వేంచేసి ఇయున్నదో అదే పృథివీ స్వరూపమై సృష్టికర్తకు శ్రాంతము అలసట కార్యవ్యవహారము కలిగించుతోంది. ఆ హిరణ్యగర్భుని శ్రమతో కూడిన తప్పించు తేజస్సే అగ్ని యందు సారము అయి ఉన్నది. ప్రప్రథమ సృష్టి సంకల్పుడగు హిరణ్యగర్భుని తేజస్సే విశ్వమంతా నిండియున్న అగ్ని కనుక అగ్నిహిరణ్యగర్భ తేజస్సుగా ఉపాసించాలి. మంత్ర 3:3 స త్రేధాత్మానం వికృతాదిత్యం తృతీయం వాయుం తృతీయం స ఏష ప్రాణస్త్రేధ విహితస్తస్య ప్రాచీ దిక్షిరోసౌ చాసౌ చేర్మావ అథాస్య ప్రతీచీ దిక్పుచ్ఛమసౌ చాసౌ చ సత్యౌ దక్షిణాచోదీచీ చ పార్శ్వే ద్యౌహ పృష్ఠమంతరిక్షముదరమియమర స ఏషోప్సు ప్రతిష్ఠితో యత్ర క్వ చైతి తదేవ ప్రతిష్ఠిత్యేవం విద్వాన్. 3:3 సత్రేధ 3 ఆత్మానం వ్యకృత అగ్ని ఆదిత్యం ద్వే వాయుం తృతీయం స ఏష ప్రాణః త్రేధ విహితః. ఆ హిరణ్యగర్భ పరతత్వ చైతన్యము తనను తాను తన స్వరూపమును 3 విధములుగా వేర్పరచుకుంటోంది. 1 అగ్ని 2 ఆదిత్య 3 వాయు. ఆయనయే త్రివిధ ప్రాణరూపములుగా ప్రాణంపానవ్యానములుగా వ్యష్టి సమిష్టి కేవల ప్రాణరూపములుగా ధారణ చేయుచున్నారు. తస్య ప్రాచిత్ దిక్ శిరో అసౌచ అసౌచేర్మౌ అసౌచయేర్మౌ అథాస్య ప్రతిచీత్ దిక్ సుచ్ఛమసౌచ అసౌచ సత్యౌ దక్షిణాచ ఉదీచీ చ పార్శ్వే ద్యోహ పృష్ఠం అంతరిక్షం ఉదరం ఇయం ఉరహ ఇట్లు వేర్పరచబడినా వాస్తవానికి ఏకమగు పరమాత్మస్వరూపమే అయి ఉన్నట్టి ప్రాణాగ్ని యొక్క భౌతిక రూపమే ఈ దృశ్య జగత్తు. తూర్పు దిక్కే శిరస్సు, ఈశాన్య ఆగ్నేయములు రెండు బాహువులు, భుజములు చంకల నుండి వ్రేళ్ల వరకు ఉండే భుజములు, పశ్చిమ దిక్కు దేహం యొక్క క్రింద భాగము, వాయువ్య నైరుతులు రెండు తొడలు, దక్షిణ ఉత్తరములు రెండు పార్శ్వములు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్, ద్విలోకము స్వర్గలోకము, పృష్ఠము వీపు, ఆకాశము ఉదరము పొట్ట, ఈ సమస్త దృశ్యము రొమ్ము ఉరము, వక్షస్థలము సయేషో అప్సు ప్రతిష్ఠితో, యత్ర క్వచేతి తదేవ ప్రతిష్ఠతి ఏవం విద్వాన్. పరమాత్మస్వరూపమే అయినట్టి అగ్ని ఉదకమునందు ప్రతిష్ఠితము. ఈ రీతిగా అగ్ని యొక్క స్థితిని తెలుసుకుని ఉపాసించువాడు తాను ఎక్కడ ఏమీ నిర్వర్తించినా కూడా అగ్ని యొక్క ఉపాసన ఫలము పొందగలడు. మంత్ర 4 4 శోకామేత ద్వితీయో మా ఆత్మా జాయతేతి స మనసా వాచం మిథునం సమభవదశనాయ ముత్యుస్తద్యద్రేత ఆసీత్ స సంవత్సరో భవన్ నహ పురా తతః సంవత్సర ఆసక్ తమేతావంతం కాలమభిభర్యావాన్ సంవత్సరస్తమేతావత కాలస్య పరస్తాదసృజత తం జాతం భివ్యాదదాత్ సభాణకరోత్ సైవ వాగభవత్. 4 సో అకామేత ద్వితీయో మా ఆత్మా జయత ఇతి స మనసా వాచం మిథునం సమభవత్. అట్టి ఏకము అద్వితీయము అక్షరము అగు పరమాత్మ నాకు ద్వితీయము కలుగునుగాక అనుకోరికను కామమును ఆశ్రయించారు. తనకు రెండవ శరీరము కలుగుగాక అని కోరారు. రెండవది జీవాత్మ. మనస్సు జనించింది. మనస్సు వాక్కులను మిథునము జంట గా భావన చేయసాగారు. అట్టి వాక్కుయే వేదవాక్కు. మనో వాక్కులు కలిసి సంచరించసాగాయి. అసనాయ మృత్యోహ తత్యద్రేత ఆసీత్ స సంవత్సరో అభవత్ సహ పురా తతః సంవత్సర ఆసతం ఏతావంతం కాలమభవః. ఆయన ఆ తరువాత ఉదకమును జలమును సృజించారు. ఆయన రేతస్సుగా తేజస్సుగా జలములో ప్రవేశించగా అండరూపముతో గర్భము కలవాడైనాడు. హిరణ్యగర్భనమాంకితుని సంవత్సరాత్మక ప్రజాపని సృజించారు. ఆయన సంవత్సరము బ్రహ్మ సంవత్సరము తరువాత అండమును ఛేదించి కాలమును కాలాగ్నిని తేజోరూపంగా జనించారు. యావాన్ సంవత్సరః తం ఏతావతః కాలస్య పరాహ తత్ అసృజత తం జాతం అభివ్యాదదాత్ సభాణకర ఉత్సైవ వాక్ అభవత్ వాగభవత్. సంవత్సరకాలం తరువాత పరమాత్మకు పుత్రుని రూపంగా జన్మించిన ప్రజాపతితోబాటే కాలహకాలునిచే కాలము సృజయించబడింది. అట్టి హిరణ్యగర్భుడు అగు తన పుత్రునికి కేవల పరమాత్మ స్వరూపము ఏమరచునట్లుగా అజ్ఞానము కల్పించారు. అప్పుడు ఆ ప్రజాపతి భాన్ అనుశబ్దము భయముతో ఉచ్చరించసాగారు. అట్టి భాశబ్దము నుండి భుభువః శువః ఇత్యాది వ్యాహృతి రూపమైన వాక్కుగా పరిణమించసాగింది. మంత్ర 5 సా ఐక్షత యది వా ఇమమభమంస్యే కనియోన్నం కరిష్యైతి స తయా వాచా తేనాత్మనేదగ్ సర్వమసృజత యదిదం కించచ్చో యజూంషి సామాని ఛందాంసి యజ్ఞాన్ ప్రజాః పశూన్ సయద్యదేవాసృజత తత్తదత్తుమధీయత సర్వం వా అత్తీతి తదదితేరదితిత్వగ్ సర్వస్యేతస్యాత్తా భవతి సర్వమస్యాన్నం భవతి యా ఏవమే తదదితేరదితిత్వం వేదాత్. 5 స ఆయక్షత యది వా ఇమం అభిమంస్యే కనీయో అన్నం కరిష్య ఇతి రోదనము చేస్తున్న పిల్లవానికి తండ్రి బిడ్డకు ఆటబొమ్మలు ఇచ్చి లాలిస్తూ ఉండుతీరుగా ఆ పరమాత్మ నేను ఈ నా పుత్రునికి అన్నము పంచేంద్రియములకు విషయపరంపరలను సంకల్పితంగా కల్పించదనుగాక అని భావించారు. సతయవాచ తేన ఆత్మన ఇదం సర్వం అసృజత యత్ ఇదం కించరుచో యజుంషి సామాని ఛందాంషి యజ్ఞాన్ ప్రజాః పశూన్. ఆత్మశక్తిమంతుడగు ఆ ప్రజాపతి తన యొక్క వాక్శక్తిచే రుక్ యజుర్ సామవేద మంత్రములను ఛందస్సులను యజ్ఞములను ప్రజలను జంతుజాలమును తదితర సమస్తమును సృష్టించారు. సయద్య దేవా సృజత తత్తదత్తుం అధ్రియత సర్వం వా అతీతి తత్ అదితేహ అదితిత్వగ్ సర్వస్యే తస్యార్థా భవతి సర్వమస్య అన్నం భవతి యా ఏవం ఏతత్ అదితేహ అదితిత్వం వేద. ఆ దేవాది దేవుడు ఈ సమస్తమును సృజించి ఈ సమస్తమునకు తానే అనుభవి ద ఎక్స్పీరియన్సా కూడా కాసాగారు. అనగా ఈ సమస్త జగత్తు అనబడినది అతని అన్నము అవసాగింది. అనుభవి అనుభవించబడుచున్న సమస్తము అభయము పరమాత్మయే. ఈ విధమైన సర్వాత్మకుడగు పరమాత్మ యొక్క తానే అనుభవి అనుభవించబడు సమస్తము అన్నము అను అద్వితీయతత్వము ఎరిగినవాడు తానే సర్వాత్మకుడై ప్రకాశించగలడు. అనగా తనకు తానే సమస్త జీవులలోని నేనైన నేనును గమనించి ఆస్వాదిస్తూ ఆత్మానందుడవగలడు. మంత్ర 6:2.6 శోకామేత భూయస యజ్ఞేన భూయో యజయతి సోశ్రామ్యత్ స తపోతప్యత తస్య శ్రాంతస్య తప్తస్య యసో వీర్యముదక్రామత్ ప్రాణ వై యసో వీర్యం తత్ ప్రాణేషు క్రాంతేషు శరీరగ్ స్వైతుమధ్రియత తస్య శరీర ఏవ మన ఆసీత్. 6:6 సో అకామేత భూయస యజ్ఞేన భూయో యజయతి ప్రజాపతి, ఇప్పుడు నేను సృష్టి యొక్క వినోద సిద్ధి కొరకే మరల మరల విశ్వ యజ్ఞమును నిర్వర్తించదనుగాక అని తలచారు. సో అశ్రామ్యత్స తపో అతప్యత తస్య శ్రాంతస్య తప్తస్య యశో వీర్యం ఉదక్రామత్. ఈ విధంగా తపన అనే తపస్సు చేస్తూ ఉండగా ఆశ్రమ నుండి చెమట బిందువుల నుండి యశోవీర్యములు కీర్తిబలములు బయల్వెడలాయి బహిర్గతమైనాయి. ప్రాణవై యశో వీర్యం తత్ ప్రాణేషు ఉత్క్రాంతేషు శరీరం స్వైతుం అథ్రియత తస్య శరీర ఏవ మన ఆసీత్. ఆ బయల్వెడలిన యశోవీర్యములు ప్రాణస్వరూపములే అయి ఉన్నాయి. ప్రాణముల నుండి ప్రాణశక్తి నుండి ప్రాణశక్తి స్వరూపములే అయి ఉన్న వినికిడి స్పర్శ రూప చూపు రస రుచి గంధము వాసన అనబడే ఇంద్రియతత్వములు బయలుదేరాయి. అందుకు స్థానమే శరీరము. అయితే ఆ శరీరము ప్రాణశక్తిచే నిండి ఉండి కూడా స్వయముగా తనకు తానుగా బై ఇట్ సెల్ఫ్ ప్రవర్తించజాలకున్నది. అప్పుడు అట్టి ప్రాణేంద్రియ దేహమును పరమాత్మ యొక్క మనన రూపముగు మనస్సు ఆశ్రయించసాగింది. మంత్ర 7:2.7 శోకామేతమేధ్యం మాయిదం శాదాత్మన్వినేన శ్యామితి తతోస్వః సమభవద్యదస్వత్ తన్మేధ్యమభూదితి తదేవాస్వమేధస్యాస్వమేధత్వం ఏష హవా అశ్వమేధం వేదయ్య ఏనమేవం వేద తమనవరు ధ్యేవామన్యత తగ్ం సంవత్సరస్య పరస్తాదాత్మన ఆలభత పశూన్ దేవతాభ్యః ప్రత్యోహత్ తస్మాత్ సర్వదేవతయం ప్రోక్షితం ప్రాజాపత్యమాలభంత ఏష హవ అశ్వమేధో య ఏష తపతి తస్య సంవత్సర ఆత్మాయమగ్నిరర్కస్తస్య మే లోక ఆత్మానస్తావేతావర్కాశ్వమేధౌ. సో పునరేకైవ దేవతా భవతి మృత్యురేవాప పునర్మృత్యుం జయతి నయనం మృత్యురాప్నోతి మృత్యురస్యాత్మ భవత్యేతాసాం దేవతానామేకో భవతి. 7 ఇతి ద్వితీయం బ్రాహ్మణం. 7 సో అకామేతామేధ్యం మయిదం స్యాత్ ఆత్మన్ వ్యనేన అస్యాం ఇతి. ఇప్పుడు ఈయన ప్రాణేంద్రియమనోగతమైన శరీరము మేధ్యము సృష్టి యజ్ఞవిధి గా రూపుదిద్దుకొనుగాక అని యజ్ఞపురుషుడగు దేవదేవుడు తలంచారు. మేధము యజ్ఞము హవిస్సు తతో అశ్వః సమభవత్ యత్ అశ్వత్ తత్మేధ్యం అభూత్ ఇతి తదేవ అశ్వమేధస్య అశ్వమేధత్వం. అట్టి తలంపు నుండి దేహబాహ్య సమగ్రరూపమగు అశ్వము జనించింది. అట్టి అశ్వమేధత్వమే అశ్వమేధ విశ్వరూపము. మనన రూప మనస్సే అశ్వము. జగద్దృశ్యములో అద్దాని సంచారమే మేధత్వము. ఏష హవా అశ్వమేధం వేద యా ఏవం ఏవం వేద. ఇట్టి విశ్వరచన అశ్వమేధమును ఎరిగినవాడే అశ్వమేధాయాగము గురించి తెలుసుకున్నవాడు అగుచున్నాడు. కల్పనలో సంచారమే మేధాస్వవిహారము. తమన వరుధ్యైవ అమన్యత తగ్ సంవత్సరస్య పరస్తాత్ ఆత్మన ఆలభత. అప్పుడు ప్రజాపతి ఈ మనో అశ్వము చేతనే సృష్టి యాగము చేయుదునుగాక అని తలచారు. సంవత్సరము తరువాత తనకు తానే ఆ అశ్వమును ఛేదించి అశ్వమేధయాగమును పూర్తిచేశారు. మనోలయమే ఆత్మభావన ప్రాప్తి. పశూన్ దేవతాభ్యః ప్రత్యోహత్ తస్మాత్ సర్వదేవత్వం ప్రోక్షితం ప్రజాపత్యం ఆలభంతే. ఆ తరువాత ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతల పాలన కొరకే పశువులు మొదలైన జంతుజాలమును సంకల్పించదనుగాక అని తలచారు. ఏష హవా అశ్వమేధో యా ఏష తపతి. ఆ విధమైన విధానముగానే అశ్వమేధ యాగములో సంవత్సరకాలము తరువాత యాగాశ్వమును అగ్ని, సూర్య ఆదిగా గల దేవతల కొరకే అశ్వమేధ యజ్ఞాశ్వమును ఛేదించుచున్నారు. తస్య సంవత్సర ఆత్మ అయం అగ్నేహ అర్కః తస్య ఇమే లోక ఆత్మానస్తావే తాన్ అర్క అశ్వమేధౌ సో పునరేకైవ దేవతా భవతి. అశ్వమేధ సాధనముగా గల యాగస్వరూపమే సృష్టిలో సూర్యుని ప్రవేశము, సూర్య సంచలనముచే సంవత్సరము. యజ్ఞ సాధనమైన అగ్నికి స్వర్గ మత్య పాతాళములు మూడు దేహములు కూడా అగ్ని, ఆదిత్యులు, సూర్యులు, అర్కాశ్వమేధములు అభయములకు ఆత్మ ప్రజాపతియే. అనేకముగా కనిపించేదంతా ఏకముయొక్క సందర్భానుగతమైన ప్రదర్శనమే. మృత్యురేవ అప పునర్మృత్యుం జయతి నైనం మృత్యః ఆప్నోతి మృత్యురస్య ఆత్మా భవతి ఏతాసాం దేవతానాం ఏకో భవతి. ఎవ్వరు అగ్ని, సూర్యుల పరస్పర సాధనములను సృష్టికర్త సంకల్పరూపములుగా గ్రహిస్తారో అట్టివారు మృత్యువును, అపమృత్యువును జయించగలరు. వారు మృత్యువు, మార్పు కు విషమేగానట్టి ఆత్మస్వరూప భావన సిద్ధంచుకొనుచున్నారు. అట్టి అవగాహన కలవాడు దేహభావము త్యజించి పరము, బియోండ్ అయి ఉన్న దేహీభావము సిద్ధించుకొని దేవతాస్వరూపుడుగా ఆగుచున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ తృతీయ అధ్యాయే మానసికాశ్వమేధయాగ నామ ద్వితీయ బ్రాహ్మణం. మూడు మూడు తృతీయ బ్రాహ్మణము ప్రాణానంద స్వరూప సిద్ధి మంత్ర 1.3.1 ద్వయ ప్రజాపత్య దేవాశ్చ అసురాశ్చ తతః కానీయసా ఏవ దేవా జాయసా అసురాస్త ఏషు లోకేష్వ స్పర్ధంత తే హ దేవా ఉచుర్హంతాసురాన్యజ్ఞ ఉద్గిథేనాత్యమేతి 1.1.2 ప్రజాపత్యాః 1 దేవాశ్చ 2 అసురాశ్చ తతః కానీయసా ఏవ దేవా జాయసా అసురాః తయేషు లోకేషు స్పర్ధంత. విస్వర్చన కొరకై రెండు విధములైన వాటిని, ద్వంద్వములను కథారచయితవలే ప్రజాపతి కల్పించసాగారు. 1 దేవతలు, 2 రాక్షసులు. దేవతలను కనీసము తక్కువ సంఖ్యగాను, అసురులను అధిక సంఖ్యగాను కల్పించారు. ఉభయులు ప్రజాపతి సృష్టియే అయి ఉండికూడా అట్టి దేవతలు, రాక్షసులు లోకములలో ప్రవేశించి పరస్పరము స్పర్ధ కలిగి ఉండసాగారు. తే హ దేవా ఉచుహ హంతాసురాన్ యజ్ఞ ఉద్గీథేన అత్యయం ఏతి అసురాన్యజ్ఞ ఉద్గీథేన త్యయమేతి. అప్పుడు దేవతలు, మేము యజ్ఞము నిర్వర్తించు ఉద్గీథము, పరబ్రహ్మము గురించిన స్తుతులు చేత జగత్ పరిధులను అతిక్రమించు మార్గము నిర్మిస్తాము, ఆత్మతత్వము సిద్ధించుకుంటాము అని భావించసాగారు. ఉద్గీథము విశ్వమును ముఖ్య ప్రాణముగాను లేక పరమాత్మగాను భావించి గానము చేయటము, ఉద్గాత యజ్ఞ విధానములో ప్రాణప్రాణేశ్వరులను స్తుతిస్తూ ఎలుగెత్తి గానము చేయువాడు. మంత్ర 2.3.2 తే హవాచముచుస్త్వం న ఉద్గాయతి తథేతి తేభ్యో వాగుదగాయద్యో వాచి భోగస్థం దేవేభ్య ఆగాయద్ యత్కళ్యాణం వదతి తదాత్మనే తే విద్రనేన వై న ఉద్గాత్రాత్యేష్యంతీతి తమభిద్రుత్య పాప్మనా విధ్యన్ స యః స పాప్మా యదేవేదం ప్రతిరూపం వదతి స ఏవ స పాప్మా. 2.2 తే హవాచం ఊచుః త్వం న ఉద్గాయ ఇతి తథా ఇతి తేభ్యో వాక్ ఉదగాయత్ యో వాచి భోగస్థం దేవేభ్య ఆగాయత్ యత్ కళ్యాణం వదతి తదాత్మనే. యజ్ఞదేవతలు, వాక్ అభిమాన దేవత తో మీరు మా కొరకే విశ్వ యజ్ఞములో ఉద్గాతకర్మను, ఉద్గాత్రమును నిర్వర్తించాలి అని పలికారు. వాగభిమాన దేవత, ఓ అట్లాగే నేను విశ్వదేవతల కొరకు నా కొరకు కూడా ఉద్గాత్రము చేస్తాను అని పలికి వేదగానము చేయసాగారు. అది కళ్యాణ రూపమగు పరమాత్మ సంబంధమైన స్తుతి అవసాగింది. తే విద్రణేన వైన ఉద్గాత్ర అత్యేషు యా అంతీతి తనుభి ధృత్య పాష్మన అవిధ్యన్ సయః స పాప్మా యదేవేదం యత్ ఏవైదం అప్రతరూపం వదతి స ఏవ స పాప్మ. అప్పుడు రాక్షసులు దేవతలపై అక్కస్సు అసూయలతో వాక్కులో పాప సంకల్పములను ప్రవేశింపజేసి అపరిశుభ్రము చేయసాగారు. ఆ విధమైన దుష్ట వాక్ప్రయోగము శాస్త్ర విరుద్ధమైన పాపము. ఆ విధంగా రాక్షసులు శాస్త్ర విరుద్ధమైన పాప వాక్కును మానవుల వాక్కులో ప్రవేశింపజేశారు. ఆనందరూపమైన వాక్కులో భీభత్సము అబద్ధము పరులదూషణ మొదలైన ఆసురి విశేషములు ప్రవేశించసాగాయి. మంత్రమూడు ఐ డొట్ త్రీ డొట్ మూడు అథః ప్రాణముచుస్త్వం న ఉద్గాయతి తథేతి తేభ్యః ప్రాణ ఉదగాయద్ యః ప్రాణే భోగస్థం దేవేభ్య ఆగాయద్ యత్ కళ్యాణం జిఘ్రతి తదాత్మనే తే విదురనేన వాయిన ఉద్గాత్రాత్యేష్యంతీతి తమభిద్రుత్య పాప్మనా విధ్యన్ స యః స పాప్మ యదేవేదం ప్రతిరూపం జిఘ్రతి స ఏవ స పాప్మ. మూడు మూడు అథః ప్రాణం ఊచుః త్వం న ఉద్గాయ ఇతి తథా ఇతి తేభ్యః ప్రాణ ఉదగాయద్యః ప్రాణే భోగస్థం దేవభ్య ఆగాయత్ యత్ కళ్యాణం జిఘ్రతి తదాత్మనే తే విద్రణేన వాయిన ఉద్గాత్రాత్ ఏష్యంతీతి. అప్పుడు దేవతలు ఘ్రాణ సువాసన దేవతను సమీపించి ఇట్లా పలికారు. ఓ ప్రాణవాయురూప ఆఘ్రాణదేవత, సువాసన కొరకై మీరు ప్రవర్తించండి, మా కొరకై ఉద్గానము చేయండి, పరతత్వస్తుతి నిర్వర్తించండి. ఘ్రాణరూప ప్రాణదేవత, ఓ అట్లాగే ప్రాణము అనగా ఇక్కడ గంధ సంబంధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇట్లా పలికి ప్రాణవాయుదేవత దేవతలు దైవి సంపత్తి ప్రేమ దయ త్యాగము ఇత్యాది దైవగుణముల కొరకే ఉద్గానము చేయసాగారు. ప్రాణము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఊపిరి బయటకు విడచు లోపలకు తీసుకొను దైవి సంపత్తియుతములుగా కళ్యాణ రూపములుగా కాసాగాయి. అవియే సువాసనలు. తం అభిద్రుత్య పాప్మన అవిధ్యన్ స యః స పాప్మ యత్ ఏవ ఇదం అప్రతిరూపం జిఘ్రతి స ఏవ స పాప్మ. మూడు అప్పుడు రాక్షసులు ఘ్రాణములో ప్రవేశించి దుర్వాసనలు ప్రవేశింపజేశారు. ఈ విధంగా ముక్కుకు దుర్వాసనలు కూడా అనుభవం కావటమే రాక్షసులు క్రియా విశేషాలు. పాపప్రవేశము దుర్గంధానుభవముగా అవసాగింది. అనేక సంఘటనల రూపంగా దుర్గంధము సుగంధమును కప్పివేయసాగింది. మంత్ర నాలుగు ఐ డొట్ త్రీ డొట్ నాలుగు అథః చక్షురుచుస్త్వం న ఉద్గాయతి తథేతి తేభయశ్చక్షురుదగాయద్ యశ్చక్షుషి భోగస్థం దేవేభ్య ఆగాయద్ యత్కళ్యాణం పశ్యతి తదాత్మనే తే విదురనేన వాయిన ఉద్గాత్రాత్యేష్యంతీతి తమభిద్రుత్య పాప్మనా విధ్యన్ స యః స పాప్మ యదేవేదం ప్రతిరూపం పశ్యతి స ఏవ స పాప్మ. నాలుగు నాలుగు అథః చక్షుః ఉచుః త్వం న ఉద్గాయ ఇతి తథా ఇతి తేభ్యః చక్షుః ఉదగాయత్ యః చక్షుషి భోగస్థం దేవేభ్య ఆగాయత్ యత్ కళ్యాణం పశ్యతి తత్ ఆత్మనే తే విదుః అనేన వై న ఉద్గాత్ర ఆత్యేషు అంతీతి తం అభిద్రుత్య పాప్మనా అవిధ్యన్ స యః స పాప్మా యత్ ఏవ ఇదం అప్రతిరూపం పశ్యతి స ఏవ స పాప్మ. అప్పుడు దేవతలు చక్షువులతో, ఓ చక్షువులారా, మీరన్నా మా యొక్క దివ్య దైవీ సంపద కొరకే ఉద్గానము చేయుదురుగాక అని పలికారు. చూపు దేవతలు అందుకు ఒప్పుకున్నారు. ఏదైతే దివ్య దేవత దృష్టిచే కళ్యాణ శుభ విశేషాలతో చూడబడుతోందో అవన్నీ ఆత్మస్వరూపమే. అది గమనించిన రాక్షసులు దృష్టిలో దోషములు అశాస్త్రీయ కామదృష్టి మమకారలోభమోహములతో వస్తువులను విషయములను రూపములను చూడటం అనే పాపమును ప్రవేశింపజేయసాగారు. చక్షువులు దేనిచేత అయోగ్యము దోషముగల దృష్టితో చూస్తున్నాయో అట్టి ప్రతిరూపమంతా పాపము అశాస్త్రీయము అగుచున్నది. జ్ఞానదృష్టిని అజ్ఞానదృష్టి కలుషితము చేయసాగింది. మంత్ర ఐదు ఐ డొట్ త్రీ డొట్ ఐదు అథః శ్రోత్రముచుస్త్వం న ఉద్గాయతి తథేతి తేభ్యః శ్రోత్రముదగాయద్ యః శ్రోత్రే భోగస్థం దేవేభ్య ఆగాయద్ యత్కళ్యాణం శృణోతి తదాత్మనే తే విదురనేన వాయిన ఉద్గాత్రాత్యేష్యంతీతి తమభిద్రుత్య పాప్మనా విధ్యన్ సయహ స పాప్మ యదేవేదం ప్రతరూపక్ శృణోతి సయేవ స పాప్మ. ఐదు ఐదు అధః శ్రోత్రం ఊచుః త్వం నౌద్గయ ఇతి తథా ఇతి తేభ్యః శ్రోత్రం ఉదగాయత్. యః శ్రోత్రే భోగస్థం దేవేభ్య ఆగాయత్ కళ్యాణం శృణోతి తత్ ఆత్మనే తే విదుః అనేన వైన ఉద్గాత్రాతి ఏష్యంతి ఇతి. అప్పుడు దేవతలు శ్రోత్రము వినికిడితో మీరు దేవతల కొరకే ఉద్గాతృగానము నిర్వర్తించదరుగాక అని పలికారు. శ్రోత్రము అట్లాగే అని పలికి కళ్యాణ గుణ సమన్వితమైన దైవ విషయ శ్రవణము చేయసాగాంది. ఆ విధంగా దైవీ శ్రవణము ఆత్మతత్వము యొక్క ఉద్గానము అట్టి శ్రవణము యొక్క పరమాత్మ కళ్యాణ గుణ విశేషము తెలిసినవాడే ఉద్గత. ఆయనచే నిర్వర్తించబడేదే ఉద్గాత్రము. తమ్ అభిధృత్య పాప్మనా అవిధ్యన్ సహ యహ సహ పాప్మయత్ ఏవ ఇదం అప్రతిరూపగ్ శృణోతి స ఏవ స పాప్మ. ఐదు ఇది ఇట్లా ఉండగా రాక్షసులు పాపమును శ్రవణము నందు ప్రవేశింపజేశారు. ఇక ఆపై జనులు చెడు ఆరోపణ దూషణ విషయములు శ్రవణం చేస్తూ అప్రతిరూపమగు పాప శ్రవణమునందు ప్రవర్తించసాగారు. ఇతరుల చెడు వినటంలో ఆనందము పొందసాగారు. ఈ విధంగా వాక్కు ప్రాణవాయు వాసన దృష్టి శ్రవణము అప్రతిహతమగు దోషములు పొందగా అవన్నీ ఆత్మసంబంధమగు దైవీ అనుభవమును కప్పివేయసాగాయి. అసురులు దుర్విషయములను ప్రవేశింపజేయటం చేతనే ఇదంతా అట్లా జరగసాగుతోంది. మంత్ర ఆరు ఐ డొట్ త్రీ డొట్ ఆరు అథ మన ఊచుస్త్వం న ఉద్గాయతి తథేతి తేభ్యో మన ఉదగాయద్యో మనసి భోగస్థం దేవేభ్య ఆగాయద్ యత్కళ్యాణం సంకల్పయతి తదాత్మనే తే విదురనేన వాయిన ఉద్గాత్రాత్యేష్యంతీతి తమభిధృత్య పాప్మనా విధ్యన్ స యః స పాప్మ యదేవేదం ప్రతిరూపగ్ సంకల్పయతి స ఏవ స పాప్మైవం ఖల్వేతా దేవతాః పాప్మభిరుపాసృజన్ పాప్మభిసుపాసృజన్ ఏవమేనాః పాప్మనా విధ్యన్. ఆరు ఆరు అథః మనః ఊచుః త్వం న ఉద్గాయ ఇతి తథా ఇతి తాభ్యో మన ఉదగాయత్ యో మనసి భోగస్థం దేవేభ్య ఆగాయత్. ఆ తరువాత అధిష్ఠాన దేవతలు మనోదేవతను సమీపించారు. వారు ఇట్లా అభ్యర్థించసాగారు. ఓ మనోదేవత, మీరు మా దైవీ ఆత్మ తత్వమును ఉద్గాతృగానము ఔద్గాత దేవతా సంబంధమైన కర్మలను నిర్వర్తించెదరుగాక. మనో అధిష్ఠానము అందుకు అంగీకరించింది. అప్పుడిక మనస్సు యొక్క భోగమంతా అఖండాత్మానుభవ సంబంధము కాసాగింది. యత్ కళ్యాణం సంకల్పయతి తత్ ఆత్మనే తే విదుహ అనేన వై స ఉద్గాత్ర ఇతి ఏష్యంతీతి తమ్ అభిధృత్య పాప్మనా అవిధ్యన్ స యః స పాప్మా యదేవాయిదం అప్రతిరూపం సంకల్పయతి స ఏవ స పాప్మా ఏవం ఖలు ఏతాః దేవతాః పాప్మ అభిరుపాసృజన్ ఏవం నేవము ఏనాః పాప్మనా అవిధ్యన్. మనస్సు యొక్క కళ్యాణ సంకల్పములన్నీ ఆత్మతత్వమే అని ఎరిగి ఆత్మగానము చేయువారే ఉద్గాత. అట్టి కళ్యాణ గుణ మననము కలిగిన మనస్సులోని పుణ్యభావాలు విధ్వసం చేసి పాప సంకల్పములను రాక్షసులు ప్రవేశింపజేయసాగారు. అప్రతిరూప సంకటములు దోష సంకటములు బయలుదేరసాగాయి. ఎందుకు? అట్టి ఉద్గాత్ర కర్మతో దేవతలు అధికులు అవుతారేమో అనే శంకతో రాక్షసులు మనస్సులో దురాలోచనలను ప్రవేశింపజేసి అపరిశుద్ధము చేయసాగారు. ఈ విధంగా ఇంద్రియములన్నిటినీ దేవతలు తమ కొరకై ఆత్మస్థుతి కొరకై ప్రార్థించగా అవన్నీ దివ్యత్వ కర్మలు నిర్వర్తిస్తూ ఉన్న సమయం రాక్షసులు ఆ సమస్త ఇంద్రియములుగా శాస్త్రవిరుద్ధమైన పాపము సిన్ ప్రవేశింపజేసి దోష అరిషట్ వర్గమయము చేయసాగారు. ఆత్మభావాలను విధ్వంసము చేయసాగారు. మంత్ర ఏడు ఐ డొట్ త్రీ డొట్ ఏడు అథ హేమమాసన్యం ప్రాణముచుస్త్వం న ఉద్గాయతి తథేతి తేభ్య ఏష ప్రాణ ఉదగాయత్తే విదురనేన వై న ఉద్గాత్రాత్యేష్యంతీతి తమభిధృత్య పాప్మనా విధ్యన్ స యథాస్మానమృత్వా లోష్టో విధ్వంసితైవక్ హైవ విధ్వంసమాన విశ్వంచో వినేశుస్తతో దేవ అభవన్ పరాశురాః. భవత్యాత్మన పరాస్య ద్విషంధాతృవ్యో భవతీయ ఏవం వేద. 7 అథ హేమమాసన్యం ప్రాణం ఊచుః త్వం న ఉద్గయ ఇతి తథా ఇతి తేభ్యః ఏష ప్రాణ ఉదగాయతే విదురనేన విదుహ అనేన ఉద్గాత్రాతి ఏషు అంతి ఇతి తం అభిద్రుత్య పాప్మన అవిధ్యన్. అప్పుడు దేవతలు ముఖ్య ప్రాణదేవతను సమీపించి, ఓ ముఖ్య ప్రాణేశ్వర, మీరు మా కొరకై ఆత్మతాత్వికమైన ఉద్గాతీయగానమును ఉద్యకర్మను నిర్వర్తించండి అని కోరారు. ముఖ్య ప్రాణేశ్వరుడు అందుకు అంగీకరించారు. ఇది తెలిసి ముఖ్య ప్రాణము యొక్క ఉద్గానమునందు పాపము దోషము ప్రవేశింపజేయటానికి, ఆత్మభావాలను విధ్వంసం చేయటానికి అసురులు ప్రయత్నం చేయసాగారు. స యథాస్మాన మూత్వా లోష్టో విధ్వగ్మ్ సేతైవగ్మ్ స ఏతైవగ్మ్ హైవ విధ్వగ్మ్ సమానా విశ్వంచో వినేసుహ తతో దేవా అభవన్ పరాసురాహ భవతి. ఆత్మనా పర అస్య ద్విషన్ పాప్మా భ్రాతృవ్యో భవతే య ఏవం వేద. 7 అయితే బండరాయిని మట్టిపెళ్లతో కొట్టినప్పుడు బండరాయికి ఏమీ కాకుండా మట్టిపెళ్లయే విధ్వంసమై ముక్కలు అవుతుంది కదా. ఆ అసురులు నశించసాగారు. అప్పుడు దేహమునందలి ఇంద్రియములన్నీ దేవత్వము దివ్యత్వము సంతరించుకోసాగాయి. అసురులు పరాజయం పొందారు. ఈ విధంగా ఎరిగి ప్రాణయుగము అగ్ని యజ్ఞము చేయువాడు దేహాభిమానము విడిచి ప్రజాపతిత్వము పొందుచున్నాడు. పూర్ణఫలమును సిద్ధింపజేసుకుంటున్నాడు. మంత్ర 8.3.8 తే హోజుహక్వను శోభూద్యో న ఇత్థం సక్తే తేమాస్యంతరితి సోయాస్య ఆంగిరసోంగానాగ్ హీరసహ. 8 తే హౌచుహక్వను సో అభూద్యో న ఇత్థం అసక్తేత అయం ఆస్యే అంతరితి సో అయాస్య ఆంగిరసో అంగానాం హీరసహ. 8 అప్పుడు దేవతలు ఇంద్రియముల అనుభవములకు విషయములకు దివ్యత్వము సిద్ధింపజేసిన ముఖ్య ప్రాణము యొక్క శరీరములోని స్థానమేది అని వెతికి కనిపెట్టి ముఖము యొక్క మధ్యగా ముఖ్య ప్రాణేశ్వరుని దర్శించి ధన్యులైనారు. అందుచేతనే ముఖ్య ప్రాణమును అయాస్యము అని పిలుస్తున్నారు. సర్వ అవయవములలో శ్రేష్ఠము కాబట్టి అంగిరసము దేహావయవములలో సారభూతమైనది అని కూడా అంటున్నారు. మంత్ర 9.3.9 సావా ఏషా దేవత దూర్ణమ దూరం హ్యస్య మృత్యుర్దూరం హవా అస్మాన్ మృత్యుర్భవతి య ఏవం వేద. 9.9 సావా ఏషా దేవత దూర్నామ దూరం హి యస్య అస్య మృత్యుః దూరం హవా అస్మాత్ న మృత్యుః భవతి య ఏవం వేద. 9 అట్టి ముఖ్య ప్రాణదేవతకు దూర్ అనే మరో పేరు. ఎందుకంటే మార్పు ఉచ్చేర్పుల రూపమగు మృత్యువు ప్రాణాభిమాన దేవతను సమీపించజాలదు కాబట్టి. ఈ విధంగా ప్రాణమును మృత్యువు భక్షించజాలదు అని తెలుసుకుని ఉన్నవానికి మృత్యువు దూరంగా ఉండగలదు. మంత్ర 10.3.10 సావా ఏషా దేవతేతాసాం దేవతానాం పాప్మానం మృత్యుమపహత్యేయత్రాసాం దిశామంతస్తద్గమయం చకార తదాసాం పాప్మనో విన్యదధాత్ తస్మాన్న జనమియాన్ నాంతమియాన్నే పాప్మానం మృత్యుమన్వవాయానితి. 10.10 సావా ఏషా దేవతైతాసాం దేవతానాం పాప్మానం మృత్యుం అపహత్యయత్ర అసాం దిశాం అంతః తత్ గమయాన్. ఈ విధంగా ప్రాణదేవతోపాసన ప్రాణాయామాభ్యాసము సమస్త ఇంద్రియాభిమాన దేవతల విషయ సంబంధమైన పాపములను దోషములను తొలగించివేస్తున్నది. దిక్కులను దాటించివేస్తోంది. తూర్పు మొదలైన దిగ్భేదములు లేనిచోటికి దోషమును పాపమును నెట్టివేయుచున్నది. చకార తదాసాం పాప్మనో విన్యత్ అధాత్ తస్మాత్ న జనమీ యాత్నాంతమీ యాన్నేత్ పాప్మానం మృత్యుం అన్వవాయాని ఇతి. 10 కనుకనే ప్రాణోపాసకుని మృత్యు సంబంధమైన రాగద్వేషక్రోధమోహ ఇత్యాది దోషములు పాపములు సమీపించలేవు. సమీపించబోతే కూడా అవన్నీ నశించిపోగలవు. ప్రాణోపాసనచే సమస్త సంసార దోషములు శమించగలవు. జనన మరణ దోషములు లేని స్థానమును ప్రాణోపాసకుడు స్వాభావికంగా సిద్ధించుకోగలడు. మంత్ర 11.3.11 సావా ఏషా దేవతేతాసాం దేవతానాం పాప్మానం మృత్యుమపహత్యతైనా మృత్యుమత్యవహత్. 11 సావా ఏషా దేవతై తాసాం దేవతానాం పాప్మానం మృత్యుం అపహత్య అథా ఏనా మృత్యుం అత్యవహత్. 11 ఆ ప్రాణదేవతయే మిగిలిన దేవతలందరినీ పాపరూపమగు మృత్యువును దాటించివేసి వారికి అమృతత్వము ప్రసాదించుచున్నది. శబ్దం స్పర్శ రూప అరస గంధ అధిష్ఠాన దేవతల దోషములను తొలగించి తనయందు ఏకము చేసుకొనుచున్నది. మంత్ర 12 I.3.12 సవై వాచమేవ ప్రథమామత్యవహత్ సాయదా మృత్యుమత్యముచ్యత సోగ్నిరభవత్ సోయమగ్న్యః పరేణ మృత్యుమతిక్రాంతో దీప్యతే. 12 సవై వాచం ఏవ ప్రథమ అత్యవహత్ సాయదా మృత్యుమ్ అత్యముచ్యత సో అగ్న్యః అభవత్ సో అయం అగ్న్యః పరేణ మృత్యుమ్ అతిక్రాంతో దీప్యతే. అట్టి ముఖ్య ప్రాణాభిమాన దేవత వాక్కును మృత్యు పరిధిని దాటివేయింపజేస్తోంది. మృత్యువుని అధిగమించిన వాక్కు అగ్ని తేజోరూపము సంతరించుకోగలదు. అప్పుడు ఆ వాక్కు మృత్యురహితమై మృత్యువుచే పరిమితము కానిదే తన నిజస్వరూపమైన అగ్నిగా ప్రకాశించసాగుతోంది. మంత్ర 13 I.3.13 అథ ప్రాణమత్యవహత్ సయదా మృత్యుమత్యముచ్యత సవాయిరభవత్ సోయం వాయః పరేణ మృత్యుమతిక్రాంత పవతే. 13 అథ ప్రాణం అత్యవహత్ సయదా మృత్యుమ్ అత్యముచ్యత సవాయః అభవత సో అయం వాయుః పరేణ మృత్యుమ్ అతిక్రాంతః పవతే. ప్రాణవాయువు పీచుగాలి కూడా ప్రాణోపాసన యొక్క మహాత్మ్యముచేత మృత్యుబంధముల నుండి విముక్తి పొంది తన నిజరూపమగు వాయువుగా ప్రకాశించసాగింది. అత్యవహత్ అతిక్రమించటము. మంత్ర 14 I.3.14 అథ చక్షురత్యవహత్ తద్యదా మృత్యుమత్యముచ్యత స ఆదిత్యోభవత్ సోసావాదిత్యః పరేణ మృత్యుమతిక్రాంతస్తపతి. 14 అథ చక్షుః అత్యవహత్ తత్యదా మృత్యుమ్ అత్యముచ్యత స ఆదిత్యో అభవత్ సో ఆసావాదిత్యః పరేణ మృత్యుమ్ అతిక్రాంతః తపతి. చక్షువు కంటిదృష్టి కూడా ప్రాణోపాసన యొక్క ప్రభావముచేత మృత్యు పరిమితులను అధిగమించివేసి అసావాదిత్యుని సూర్యుని రూపము దాల్చుచున్నది. ఆ విధంగా చూపు మృత్యువుచే బంధింపజారకుండా ఉండసాగింది. మంత్ర 15 I.3.15 అథ శ్రోత్రమతేవహత్ తద్యదా మృత్యుమత్యముచ్యత దిశోభవంస్త ఇమా దిశః పరేణ మృత్యుమతిక్రాంత. 15 అథ శ్రోత్రం అత్యవహత్ తత్యదా మృత్యుమ్ అత్యముచ్యత తా దిశో అభవగ్ తా ఇమా దిశః పరేణ మృత్యుమ్ అతిక్రాంతాః. శ్రవణదేవత వినికిడి కూడా ప్రాణోపాసనచే రాక్షస చర్యల వలన కలిగిన పాపదోషముల నుండి పునీతము అయింది. మృత్యుబంధములను త్రెంచుకొని దిక్దేవతా స్వరూపము సంతరించుకొని ప్రకాశమానము కాసాగింది. శ్రవణదేవత దిక్కులను దాటి మృత్యువును అతిక్రమించివేసింది. మంత్ర 16 I.3.16 అథ మనోత్యవహత్ తద్యదా మృత్యుమత్యముచేత స చంద్రమా అభవత్ సో సౌ చంద్రః పరేణ మృత్యుమతిక్రాంతో. భాత్యేవం హవా ఏనమేష దేవతా మృత్యుమతవహతి య ఏవం వేద. 16 అథ మనో అతి అవహత్ తత్యదా మృత్యుమ్ అత్యముచ్యత స చంద్రమా అభ్యవత్ సో అసౌ చంద్రః పరేణ మృత్యుమ్ అతిక్రాంతో భాతి. ఆ తరువాత మనస్సు కూడా ప్రాణాధి దేవత యొక్క పాలన ప్రాణోపాసనను ఆశ్రయించటం చేత దుష్ట ఆలోచనలు అనబడే అపమృత్యు శృంఖలములను త్రెంచివేసుకోసాగింది. మృత్యుస్వరూపము నుండి విడివడి చంద్రస్వరూపము సంతరించుకోసాగింది. మృత్యువునకు ఆహారము భోజనము కాకే తత్వచింతనలచే ప్రకాశించసాగింది. ఏవం హవా ఏనం ఏష దేవతా మృత్యుం అతివహతి య ఏవం వేద. ఈ విధంగా ప్రాణశక్తి ప్రాణోపాసనావిధులపూర్వకంగా సమస్త ఇంద్రియములను మృత్యు పరిధుల నుండి దాటించివేయగలదు. ఇది తెలుసుకుని ప్రాణోపాసన చేయవాడు ప్రాణదేవతచే మృత్యువు నుండి రక్షింపబడగలడు. అమృతత్వము కొరకై వాక్కు ఘ్రాణము వాసన చక్షువులు కాళ్ళు శ్రోతము చెవులు మనస్సు వీటి యొక్కాధిదేవతా రూపములను క్రమంగా అగ్ని వాయువు ఆదిత్యుడు దిక్కులు చంద్రుడు లను గ్రహించి ఉపాసించెదరుగాక. మంత్ర 17 I.3.17 అథాత్మనేనాద్యమాగాయద్యద్ధి కించాన్నమధ్యతేనేనైవ తదధ్యత ఇహ ప్రతిష్ఠతి. 17 అథ ఆత్మనే అన్నాద్యం అగాయత్ హి యద్ధి కించాన్న మధ్యతే అనేనైవ తదధ్యత ఇహ ప్రతిష్ఠతి. అప్పుడిక ప్రాణాభిమానదేవత తన యొక్క అన్నాద్యము భక్షార్హము టు గేట్ ఎంటైటల్ టు కోన్స్యూమ్ ఎంజోయ్ ఎక్స్టర్నల్లీ ఉద్దితగానము చేయసాగింది. నోరు అన్నము ఆహారము భక్షిస్తూ ఉన్నప్పటికీ అదంతా కూడా ప్రాణము చేత తన కొరకే భక్షించబడుచున్నదగుచున్నది. అన్నాద్యమే ఆహార సంబంధమైన క్రియాభావనయే భౌతిక శరీరముగా పరిణమిస్తోంది. అట్టి అన్నాద్యము భక్ష్య సంకల్పము నుండియే శరీర రూపము. అన్నమును కొరకు ప్రాణదేవత గానము చేయసాగింది. మంత్ర 18.3.18 తే దేవ అబ్రువన్ ఏతావద్వా ఇదగ్మ్ సర్వం యదన్నం తదాత్మన ఆగాశీరను నోస్మిన్నన్న ఆభజస్వేతి తే వై మాభిసంవిసతేతి తథేతి తగ్మ్ సమంతం పరిణ్యవిసంత తస్మాద్యదనేనాన్నమత్తి తేనేతాస్తృప్యంత్యేవఘవా ఏనం స్వా అభిసంవిసంతి భర్తా స్వానాగ్మ్ శ్రేష్ఠః పుర ఏతాభవతయన్నాదోధిపతిర్యా ఏవం వేద. యావు హైవం విదగ్ స్వేషు ప్రతిప్రతిర్బుభుషతి న హైవాలం భార్యేభ్యో భవత్యథ య ఏవైతమనుభవతి యో వైతమను భార్యాన్ బుభూషతి స హైవాలం భార్యేభ్యో భవతి. 18 తే దేవ అబ్రువన్ ఏతావద్వా ఇదం సర్వం యత్ అన్నం తత్ ఆత్మన ఆగాశీరను నో అస్మిన్ నా అన్న అభజస్వేతి తే వైమా అభిసంవిసతేతి తథేతి తం సమంతం పరిణ్యవిసంత తస్మాత్ యత్ అనేన అన్నం అత్తి తేనేతాహ తృప్యంతి. ఆ విధంగా ప్రాణాభిమానదేవత అన్నము గురించి గానము చేస్తూ ఉండగా వాక్కు ఘ్రాణము చూపు వినికిడి స్పర్శ మనసు మొదలైన శరీరములో ప్రకాశించబోతున్న అభిమాన దేవతలు ఇట్లా పలికారు. మనస్సు ఇంద్రియ విషయ అభిమాన దేవతలు, ఓ ప్రాణదేవ, మీరు గొప్పగా ఉద్గీతగానము చేసి రాక్షస ప్రవృత్తి కల్పనలను స్వవశం చేసుకున్నారు కదా. అన్నాదులే మీరు మమ్ములను కూడా మీ అన్నము అనుభవము విభాగములందు చేర్చుకోండి. ప్రాణదేవత, ఓ ఇంద్రియ మనో అభిమాన దేవతలారా, మీరు కూడా అన్నము సంథింగ్ టు ఎక్స్పీరియన్స్ కోరుచున్నారు కదా. మంచిది, మీరు నాయందు అంతటా అభిముఖులై ప్రవేశించండి. అప్పుడు ఆ ఇంద్రియ దేవతలు ప్రాణము పొందుచున్న అన్నమును తాము పొందుచున్నవారే ప్రాణమునందు స్థితి కలిగి ఉండసాగారు, ప్రాణాగ్నిచేత తృప్తి పొందసాగారు. ఏవం హవా ఏనం స్వ అభిసంవిశంతి భర్తాస్వానాగ్ శ్రేష్ఠః పుర ఏతాభవతి యత్ అన్నాదో అధిపత్యః య ఏవం వేద. ఈ విధంగా ప్రాణము యొక్క ఇంద్రియమనో అన్నతృప్త చమత్కారమును ఎవరు తెలుసుకుంటారో వారి స్వజనులు సంబంధితులు కూడా తృప్తి పొందినవారుగుచున్నారు. అతడు సమస్తము భరించువాడు అగుచున్నాడు, శ్రేష్ఠుడగుచున్నాడు, అన్నాదములకు అనుభవ ప్రసాదకులకు అధిపతి అగుచున్నాడు, అన్నిటికీ ముందు నడుచువాడు, వ్యాధి లేనివాడు, పరిపాలకుడు అగుచున్నాడు, భరించవలసిన వారలను భరించువాడుగుచున్నాడు. యావు హైవం విదగ్మ్ స్వేషు ప్రతిప్రత్యః బుభూషతి నహైవ అలం భార్యేభ్యో భవతి. ఇంద్రియములను ప్రాణశక్తి యొక్క అంశాత్మకంగా ఎరుగువారు ప్రాణత్ అన్నత్ ఇంద్రియ అన్నాద ప్రతిపత్తి నేర్పు చే అలంకరించబడువారు అగుదురు, సహజనుల బరువు మోయగలుగువారుగుదురు. అథయ ఏవైతం అనుభవతి ఏవైతమనుభవతి యో వైతం అనుభార్యాన్ బుభూషతి సహైవ అలం భార్యేభ్యో భవతి. తదితరులు కూడా ఆతనిని అనుసరించువారు తమనుభవతి అవగలరు. అట్టివారికి తత్పరమాత్మ అనుభవమవగలదు. సహజీవులకు అనుభార్యుడు భరింపతగనవాడు అయి అలంకారమవగలడు. భరించవలసిన వారికి భరింప సామర్థ్యుడు అగుచున్నాడు. మంత్ర 19.3.19 సోయాస్య ఆంగిరసోంగానాగ్ హి రసః ప్రాణో వా అంగానాగ్ రసః ప్రాణో హి వా అంగానాగ్ రసస్తస్మాద్యస్మాచ్చాంగాత్ ప్రాణ ఉత్క్రామతి తదేవ తచ్చుష్యత్యేష హి వా అంగానాగ్ రసః. 19 సో అయాస్య ఆంగిరసో అంగానాగ్ హి రసః సర్వాంగములలో ప్రాణము రసస్వరూపమై ఉంటున్నది కనుక ప్రాణమునే అంగరసము అని పిలుస్తున్నారు. ప్రాణో వా అంగానాం రసః, ప్రాణో హి వా అంగానాం రసః. ప్రాణమే అంగములన్నిటికీ రసము. అంగములో ప్రాణరసస్వరూపములే. అన్ని అవయవముల రసస్వరూపము ప్రాణమే. తస్మాత్ యస్మాత్ కస్మాచ్చ అంగాత్ తత్ కస్మాచ్చాంగాత్ ప్రాణ ఉత్క్రామతి తదేవ తత్ సుష్యతి ఏష హి వా అంగానాం రసః. ఏ అవయవము నుండి ప్రాణశక్తి ఉపశమిస్తుందో, గేట్స్ విత్ డ్రోన్ సబ్సైడెడ్, ఆ అంగము నిస్తేజమై ఎండిపోతోంది, శోషిస్తోంది అనగా సమస్త అంగములలోని ముఖ్యాంగమే ప్రాణరసము. ప్రాణశక్తి యొక్క ప్రదర్శన విశేషములే పంచేంద్రియములు. మంత్ర 20.3.20 ఏష ఏవ బృహస్పతిర్వాగ్వై బృహతి తస్యా ఏష పతిస్తస్మాదు బృహస్పతయః. 20.20 ఏష ఏవ బృహస్పతయః వాగ్వై బృహతి తస్యా ఏష పతయః తస్మాదు తస్మాత్ ఉ బృహస్పతయః. అట్టి ప్రాణతత్వమే బృహస్పతి అయి ఉన్నది. ఋగ్వేదములలో ఋకులుగా విస్తరించి ఉన్నది. ఋకులలోని వాక్కు బృహతి ఛందస్సు. అట్టి బృహతి ఛందోరూపమైనట్టి ఋగ్వేదమునకు గూఢార్థ రూపంగా ప్రాణేశ్వరుడే ప్రభువు. ఏషపతయః బృహత్ బృహస్పతయః, ప్రాణేశ్వరుడే బృహస్పతి. మంత్ర 20.3.21 ఏష ఏవ బ్రహ్మణస్పతిర్వాగ్వై బ్రహ్మ తస్యా ఏష పతిస్తస్మాదు బ్రహ్మణస్పతయః. 20.1 ఏష ఏవ బ్రహ్మణస్పతయః వాగ్వై బ్రహ్మ యజుః తస్యా ఏష పతయః తస్మాదు బ్రహ్మణస్పతయః. అట్టి ప్రాణమే వాక్కు రూపమైన యజుర్వేదమునకు అధిపతి. బ్రహ్మణస్పతియే ప్రాణము, బ్రహ్మమే ప్రాణపతి. కాబట్టి ప్రాణమే బ్రహ్మణస్పతి అని కూడా చెప్పబడుచున్నది. మంత్ర 20.3.22 ఏష ఏవ సామ వాగ్వై సామైష సాచామశ్చేతి తత్సామ్నః సామత్వం యద్వేవ సమః ప్లుషినా సమో మసికేన సమో నాగేన సమయేభిస్త్రిభిర్లోకై సమోనేన సర్వేణ తస్మాద్వేవ సామాస్నుతే సామ్నః సాయుజ్యం సలోకతాం యా ఏవమేతత్ సమ వేద. 22.22 ఏష ఏవ సామ వాగ్వై సామ ఏష సాచామశ్చేతి తత్సామ్నః సామత్వం. అట్టి ప్రాణమే సామవేదములోని సామము. సా అమల కలయిక సామము. ప్రాణమే సామ సరిగమ యొక్క సమరసత్వము. జీవాత్మ పరమాత్మల సమరసత్వమే సామ శబ్దార్థము. యద్వైవ సమః ప్లుషిన సమో మసికేన సమో నాగేన సమ ఏభ్యః త్రిభ్యః లోకయః సమో అనేన సర్వేణ తస్మాద్వైవ సామా అస్నుతే సామ్నః సాయుజ్యం సా లోకతాం జయతి యా ఏవం ఏతత్ సామవేద. అట్టి ప్రాణమే ప్లుషికము మధుపము తేనెటీగ యందు మసకము దోమ యందు పామియందు త్రిలోక సమస్త జీవులయందు సమస్తమునందు సమస్వరూపమై సామ అని అనిపించుకుంటోంది. ప్రాణము యొక్క సమస్త సమత్వమును సామవేదసారముగా ఎరిగినవాడు సాయుజ్యరూపమగు సమస్త లోకజయము సిద్ధించుకోగలడు. ప్రాణము యొక్క ఇంద్రియ మనో అన్యజీవ ప్రాణసమత్వము ఎరుగుటయే సామవేదము. వేదము ఎరుగుట ఎరుగబడున్నది. సమం సర్వేషు భూతేషు ఇతి సామడోట్. మంత్ర 23.23 ఏషౌ వా ఉద్గీతః ప్రాణౌ వా ప్రాణేన హీదం సర్వముత్తబ్ధం వాగేవ గీతోచ్చ గీతాచేతి స ఉద్గీతః. 23.23 ఏషౌ వా ఉద్గీతః ప్రాణౌ వా ప్రాణేన హీదం సర్వముత్తబ్ధం వాగేవ గీతోచ్చ గీతాచేతి స ఉద్గీతః. ప్రాణమే ఉద్గీతము, ప్రాణమే వాక్ సముదాయము, ప్రాణమే ఉత్. ఎందుకంటే సమస్తము ప్రాణముచేతనే ధరించబడుతోంది కాబట్టి. వాక్యే గీతము ఉత్ ప్రాణము గీతముతో వాక్కుతో కూడి ఉద్గీతము అగుచున్నది. మంత్ర 24.3.24 తద్ధాపి బ్రహ్మదత్తశ్చేకితానేయో రాజానం భక్షేన్నువాచాయం త్యస్య రాజా మూర్ధానం విపాతయతాత్ యదితోయాస్య ఆంగెరసోన్యనోదగాయదితి వాచా చహేవ స ప్రాణేన చోదగాయదితి. 24.24 తద్ధాపి బ్రహ్మదత్తః చైకితానేయో రాజానం భక్షయన్ను వాచయంతి అస్య రాజా మూర్ధానం విపాతయత్ ఆద్యదితో అయాస్య అంగిరసో అన్యేన ఉదగాయతి ఇతి వాచా చ హి ఏవ సప్రాణేన చ ఉదగాయత ఇతి. దీని గురించి ఒక సంఘటన. చికితానుడు అనే విద్వాంసుని కుమారుడు చైకితాన బ్రహ్మదత్తుడు అనే రాజు, ఆయన సోమరసము భుజిస్తూ ఉద్గానము చేస్తున్నప్పుడు ఒకటి ఆయాస్యము ఉద్గాతృస్వరూపమును ఉపాసనా కర్మభావనగా ఉపాసించటము, రెండు వాక్కు, మూడు ప్రాణము ఈ త్రిచైతన్యములను పరస్పరమా అన్యముగా భావించి ఉద్గానము చేస్తే సోమరాజు ఆ యజ్ఞకర్త తల తెగి వ్యష్టి ప్రాణము సప్రాణములో కలిసిపోగలదు అని సిద్ధాంతీకరించారు. ఆ ముగ్గురు దేవతల రూపము స్వస్వరూప ప్రదర్శనగా భావిస్తూ ఉద్గానము చేయాలి అని భావన బోధ. మంత్ర 25 తస్య హైతస్య సామ్నో యః స్వం వేద భవతి హాస్యస్వం తస్య వై స్వర ఏవ స్వం తస్మాదాత్విజ్యం కరిష్యన్ వచి స్వరమిచ్చేత తయా వాచ స్వరసంపన్నయా త్విజ్యం కుర్యాత్ తస్మాద్యజ్ఞే స్వరవంతం దిదృక్షంత ఏవాథో యస్య స్వం భవతి భవతి హాస్య స్వం యా ఏవమే తత్సామ్నః స్వం వేద. 25 తస్య హి ఏతస్య సామ్నో యః స్వం వేద భవతి హాస్య హాస్య స్వం తస్య వై స్వర ఏవ స్వం తస్మాత్ ఆత్విజ్యం కరిష్యన్ వాచి స్వరం ఇచ్చేత. మనము పైన చెప్పుకున్నట్లుగా సామ వేదము ను సా అమద్ ప్రాణమే సామము, వాక్కు అమా స్వరము, సామ సమరసత్వము. ఇట్టి సామ శబ్దవాచ్యమైన ప్రాణము ఎవడు తెలుసుకుంటాడో అట్టివాడు సుస్పష్టముగా నిర్దుష్టముగా ఆత్మను ఎరుగుచున్నాడు. ప్రాణమే స్వం ప్రసిద్ధమవుతోంది, స్వమ్యే స్వరము, ప్రాణమునకు స్వరమే భూషణము త్రాణకూడా. తయావాచా స్వరసంపన్నః యా ఆ త్విజ్యం కుర్యాత్ తస్మాత్ యజ్ఞే స్వరవంతం దిదృక్షంత ఏవ అథో యస్య స్వం భవతి. ఋత్విజుడు ఈ విషయము ఎరిగే ఆత్విజ్యము ఋత్విజక్రియలను నిర్వర్తించునుగాక. అందుచేత ప్రాణమే సామగా ఎరిగిన ఋత్విజుని ఆత్విజ్యము సుస్వరవంతము సువర్ణము యజ్ఞపురుషునకు సాలంకారము అగుచున్నది. భవతి హాస్యస్వం యా ఏవం ఏతత్ సామ్నః స్వం వేద. సామ్నా స్వర స్వ ప్రాణతత్వముల ఏకత్వమును ఎరిగి ఉద్దీతగానము చేయుటచే స్వస్వరూప స్థానము స్వాభావికమై సిద్ధించగలదు. మంత్ర 26 తస్య హైతస్య సామ్నో యః సువర్ణం వేద భవతి హాస్య సువర్ణం తస్య వై స్వర ఏవ సువర్ణం భవతి హాస్య సువర్ణం యా ఏవమే తత్సామ్నః సువర్ణం వేద. 26 తస్య హైతస్య సామ్నో యః సువర్ణం వేద భవతి హాస్య సువర్ణం తస్య వై స్వర ఏవ సువర్ణం భవతి. సామ్న శబ్ద కావ్యం యొక్క సువర్ణత్వము ప్రాణభరణత్వము ఎరిగినవాడు సువర్ణుడు అగుచున్నాడు. ఆతని పట్ల ఉద్గాత పట్ల స్వరము సువర్ణమై ప్రకాశించగలదు. హాస్య సువర్ణం యా ఏవమేతత్ సామ్న సువర్ణం వేద. సామ్న సువర్ణము ఎరిగినవాడు సువర్ణుడు అగుచున్నాడు. ఈ జగత్తంతా ఆతనికి స్వీయ ఆభరణము వంటిదిగా అగుచున్నది. మంత్ర 27 తస్య హైతస్య సామ్నో యః ప్రతిష్ఠాం వేద ప్రతి హతిష్ఠతి తస్య వై వాగేవ ప్రతిష్ఠావాచి హి ఖల్వేష ఏతత్ప్రాణః ప్రతిష్ఠితో గీయతేన ఇత్యుహైక ఆహుంహ. 27 తస్య హైతస్య సామ్నోయః ప్రతిష్టాం వేద ప్రతి హతిష్ఠతి అట్టి సామ్నోయ ప్రతిష్ఠ ఎరిగినవాడు స్వరస్థానములను ప్రాణస్థానములను, ఒకటి వక్షస్థలము, రెండు కంఠము, మూడు శిరస్సు, నాలుగు జిహ్వమూలము కొండనాలుక మూలస్థానము, ఐదు దంతములు, ఆరు ముక్కు, ఏడు పెదవులు, ఎనిమిది దవడలు, ఈ 8 స్థానములను వాక్స్థానములుగా గుర్తించి సవినియోగపరుచుకుంటున్నాడు. తస్య వై వాగేవ ప్రతిష్ఠ వాచి హి ఖల్వేష ఏతత్ ప్రాణః ప్రతిష్ఠితో గీయతే అన్న ఇత్యుహైక ఆహోహ. ప్రాణము వాక్కు నందు సర్వదా సుప్రతిష్ఠితము. వాక్కు స్వయముగా ప్రాణస్వరూపమే. ఈ విధంగా ప్రాణప్రతిష్ఠను గానము చేయవాడు అన్నము అనుభవమగుచున్న సమస్తము తో సహా ఆత్మ యొక్క ఏకత్వము అఖండత్వము దర్శించగలడు. మంత్ర 28:3-28 అథాతః పవమానానామేవాభ్యారోహ సవై ఖలు ప్రస్తోతా సామ ప్రస్తోతి సయత్ర ప్రస్తుయాత్ తదేతాని జపేదసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయతి సయదాహసతో మా సద్గమేతి మృత్యుర్వా అసత్ సదమృతం మృత్యోర్మామృతం గమయమృతం మా కుర్విత్యవేతదాహ తమసో మా జ్యోతిర్గమేతి మృత్యుర్వై తమో జ్యోతిర్మృతం మృత్యోర్మామృతం గమయమృతం మా కుర్విత్యవేతదాహ మృత్యోర్మామృతం గమేతి నాత్ర తిరోహితమివాస్త్యథ యానితరాణి స్తోత్రాణి తేష్వాత్మనేన్నాద్యమాగాయేత్ తస్మాదు తేషు వరం వృణీత యం కామం కామయేత తం సా ఏషా ఏవంవి దుర్గాతాత్మనే వా యజమానాయ వా యం కామం కామయతే తమాగాయతి తద్ధై తల్లోకజిదేవ న హైవాలోక్యతాయ ఆశాస్తి యా ఏవమే తత్ సమా వేద 28 ఇతి తృతీయం బ్రాహ్మణం 28 అథాతః పవమానానాం ఏవ అభ్యారోహః సవై ఖలు ప్రస్తోతా సామ ప్రస్తోతి. ఇప్పుడు ఇక మనము పవమానము అనే మంత్రము యొక్క గానం చేసే రీతి గురించి చెప్పుకుంటున్నాము. సామ అనబడే ఆత్మగానము ప్రస్తోతి చేయవాడు ప్రస్తోత సయత్ర ప్రస్తుయాత్ జపమంత్రములు 1 అసతోమా సద్గమయ 2 తమసోమా జ్యోతిర్గమయ 3 మృత్యోర్మా అమృతంగమయ ఓ పరమాత్మ మమ్ములను అసత్తు నుండి లేని దాని నుండి సత్తుకు ఉన్నదానికి జేర్చండి. చీకటి ఇగ్నరాన్స్ నుండి వెలుతురుకు తీసుకుండి. మార్పు అను స్వభావముగల మృత్యువు నుండి ఈవలికి తెచ్చి అమృతస్థానమును ప్రసాదించండి. సయదాహ సతో మా సద్గమయతి. అది ఇట్లా అంటే సత్తు సత్తుగానే సిద్ధించినదగుగాక, అసత్తు స్వతహగా లేనిది కల్పనచే ఉన్నట్లుగా అనిపించేది కల్పనగానే తెలియవచ్చునుగాక. మృత్యుర్వా అసత్ సత్ అమృతం. అసత్తుయే మృత్యువు, సత్తుయే అమృతము. మృత్యోహమామృతం గమయ అమృతం మా కుర్వితాయేవై తదాహ. మృత్యువు అమృతమేమగుగాక, అమృతత్వమును మేము స్వానుభవము చేసుకొనెదముగాక. మారే తరంగములను మారని జలము యొక్క ప్రదర్శనముగా ఎరిగి ఉండటమువలే మృతమును అధిగమించి అమృతము దర్శించెదముగాక. అమృతమును ఏమరచి మూతమునకు బద్ధులము కాకుండెదముగాక. తమసో మా జ్యోతిర్గమయతి మృత్యుర్వై తమో జ్యోతిః అమృతం. మా యొక్క అంధకారము జ్యోతిర్మయము చేయండి. మృత్యువే తమస్సు చీకటి, జ్యోతియే అమృతము. మృత్యోహ మా అమృతంగమయ అమృతం మాకూరు ఇత్యేవై తదాహ. మృత్యోహ మా అమృతం గమయతి నాత్ర తిరోహితమివ అస్తి. మృత్యువును అమృతరూపముగా తీర్చిదిద్దండి అని నివేదిస్తున్నప్పుడు మృత్యువును అమృతప్రాయంగా చేయమంటున్నాము. మృత్యువుకు ఆవల ఏమాత్రము మార్పు చెందని స్వస్వరూపము ఆశ్రయించి ఉండెదముగాక. మార్పులేని నేనే నాకు సర్వదా, ఈ సమస్తము నేనే విషయమగుచుందునుగాక. చీకటిని తొలగించి వెలుతురు ప్రసాదించండి అన్నప్పుడు చీకటిని తీసిపరేయండి అని అర్థం కాదు. వెలుతురు ఉన్నచోట చీకటి ఉండదు, అది తిరోహితము చ్యుతి లేని స్థానము. అమృతత్వము అనగా మార్పు చేర్పులను తొలగించమని కాదు. అమృతత్వము సిద్ధిస్తే అప్పుడు మృత్యువు కూడా అమృతప్రాయమే అవుతుంది. సమస్తము సర్వదా అమృతస్వరూపమే అయి ఉన్నది. అథయాని ఇతరాణి స్తోత్రాణి తేషు ఆత్మనే అన్నాది అమాగాయేత్. ఇక తదితర స్థుతులన్నీ కూడా అన్నమును అనుభవముగా అగుచున్న సమస్తమును ఆత్మకు అనన్యముగా ఆత్మమాధుర్యంగా గానము చేయుచున్నాము. తస్మాత్ ఉతేషు వరం వృణీత యం కామం కామయేత తం స ఏష ఏవం విదుహ ఉద్గాతాత్మనే వా యజమానాయ. ఉద్గాత అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అను త్రిమంత్రముల అర్థమునే తదితర తరువాతి మంత్రములకు అర్థముగా యజమాని కొరకే ఉద్గీధము చేస్తున్నదెందుకు? యజమాని యొక్క ఆత్యంతికమైన ఇష్టము అగు ఆత్మానుభూతికై సంసిద్ధపరచటం కొరకే. వాయం కామం కామేతే తం ఆగాయతి. ఆ సందర్భములో ప్రియజమాని కూడా తాను అజ్ఞానము నుండి ఆత్మానందస్థానమును గానము చేస్తూ మననము చేయాలి. తద్ధైతత్ తత్హి ఏతత్ లోకజిదేవ నహైవ ఆలోక్యతాయ ఆశాస్తి యా ఏవం ఏతత్ సామవేద. అట్టి సామగానము ఎరిగినవాడు లోక జయమును నిర్వర్తించి లౌకికమైన ఉపకరణములచే వస్తుజాలముచే ఉద్గత చూపుచున్న మార్గంగా అలౌకికమగు అఖండ ఆత్మానంద స్వానుభవస్థానమును సిద్ధించుకొనగలడు. ఇతి బృహదారణికోపనిషత్ తృతీయ అధ్యాయే. ఇతి ప్రాణానంద స్వరూపసిద్ధి నామ తృతీయ బ్రాహ్మణం. 3-4 చతుర్థ బ్రాహ్మణము ఆత్మోపమేవ సర్వత్ర మంత్ర 1.4.1 ఆత్మైవేదమగ్ర ఆసిత్ పురుష విధః సోనువీక్ష్య నానేదాత్మనోపస్యత్ సోహమస్మిత్యగ్రే వ్యాహరత్ తతోహన్నామాభవత్ తస్మాదప్యేతర్హ్యామంత్రితోహమేమిత్యేవాగ్ర ఉక్త్వాథాన్యన్నామ ప్రభృతే యదస్య భవతి స యత్ పూర్వోస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాపమన ఔషత్ తస్మాత్ పురుషః ఓషతి హ వై స తం యోస్మాత్ పూర్వో బుభుషతి యా ఏవం వేద. 1.1 ఓం ఆత్మైవ ఇదం అగ్ర ఆసీత్ పురుషవిధః సో అనువీక్ష్య. ఓం అను అక్షరమునకు పంజార్థమగు జీవాత్మ పరమాత్మల సమన్వయార్థమగు ఆత్మ ద అబ్సొల్యూట్ సెల్ఫ్ ఏ ఈ దృశ్య వ్యవహారమునకంతటికీ మునుముందుగా ఏర్పడినదే ఉన్నది. అట్టి ప్రప్రథమ కేవల సత్యమగు ఆత్మ నుండి పురుషకారము ఫంక్షనల్ టెండెన్సీ బయలుదేరింది. నా అన్యత్ ఆత్మనో అపశ్యత్ సోహం అస్మి ఇతి అగ్రే వ్యాహరత్ తతో అహన్నామ అభవత్. అట్టి పురుషకారముతో కూడిన పురుషుడు తనకు వేరుగా ఏదీ కనిపించక నాకు అన్యమే కనిపించని నేను ఎవరు అని వెతికి పరిశీలించసాగారు. తనకు వేరు ఏదీ ఉండనే లేదు. మరి తస్మాత్ అప్యేతర్హి ఆమంత్రితో అహం అయమితి ఏవ అగ్ర ఉక్త్వా. అప్పుడు యోచించి నేనే సృష్టికి కర్తనవగల ప్రజాపతిని కదా అని తన యొక్క పురుషకారమును తానే గమనించసాగారు. అథ అన్యన్నామ ప్రభృతే యదస్య భవతి స యత్ పూర్వో అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్. తనకు వేరుగా ఏది తాను కల్పన చేసుకుంటూ ఉన్నారో ఆ కల్పనా వ్యవహారమంతా తనకు అనన్యముగా దర్శించసాగారు. ఆ ప్రజాపతి అట్టి తన యొక్క ప్రప్రథమ ప్రజాపతి స్వరూపమును దర్శించువాడు సర్వపాపదోష దృష్టులను దహించి వేయుచున్నాడు. తస్మాత్ పురుషః ఓషతి హ వై సతం యో అస్మాత్ పూర్వో బుభుషతి యా ఏవం వేద. అన్యమును కల్పించువాడే పురుషుడుగాను ప్రజాపతిగాను చెప్పబడుచున్నాడు. కల్పనకు ముందు ఉన్నది ఏకమగు ఆత్మయే. అట్టి పూర్వ తత్పూర్వమును ఎరిగినవానికి ఈ సమస్తము తనకు భూషణముగా ఆగుచున్నది. ఓల్ దిస్ టేంజ్ టు బీ ఆన్ ఓర్నమెంట్ టు హిమ్ మంత్ర 2.4.2 సోబిభేత్ తస్మాదేకాకి బిభేతి సహాయమిక్షాం చక్రే యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమితి తత ఏవాస్య భయం వియాయ కస్మాధ్యభేష్యత్ ద్వితీయాద్వై భయం భవతి 2.2 సో అభిభేత్ తస్మాత్ ఏకాకి బిభేతి. ద్వితీయమును కల్పించుకోవటం ప్రారంభించిన ప్రజాపతి అరే నేను ద్వితీయమును పొందుచున్నానే అని భయమును పొందసాగారు. అందుచేతనే జీవుడు ఏకాకి అయినప్పుడు భయమును పొందుచున్నాడు. సహాయం ఈక్షాన్ చక్రేయన్ మదన్యత్ నాస్తి కస్మాన్ను బిభేమి ఇతి తత ఏవ అస్య భయం వియాయ కస్మాత్ హి అభేష్యత్ ద్వితీయాద్వై భయం భవతి. అయితే నేను ఏకాకినైనప్పుడు ఇక నాకు ఎవరి వలన ఎందుకు భయము? అద్వితీయుడను కదా అని తలచి భయమును వదిలివేశారు. అందుచేతనే ద్వితీయముచే భయము ఉంటుంది. ఏకభావనచే భయమునకు చోటు ఉండదు. సమస్తము నేనే కదా అని ఎరిగినప్పుడు భయమంతా మొదలంట్లా తొలగుతోంది. ద్వితీయ ద్వై భయం భవతి మంత్ర 3.4.3 స వై నైవ రేమే తస్మాదేకాకి న రమతే సద్వితీయమైచ్ఛత్ సహాయతావానాస యథా స్త్రీపుమాంసౌ సంపరిష్వక్తౌ స ఇమమేవాత్మానం ద్వేధాపాతయత్ తతః పతిశ్చ పత్నీ చాభవతాం తస్మాదిదమర్థభృగలమివ స్వ ఇతి హస్మాహ యాజ్ఞవల్క్యస్తస్మాదేమాకాశ స్త్రియా పూర్యతాయేవ తాన్ సమభవత్ తతో మనుష్య అజాయంత మూడు మూడు సవై నైవరేమే తస్మాత్ ఏకాకీ నరమతే సద్వితీయం ఐచ్ఛత్ ద్వితీయమైచ్ఛత్ సహైతావాన్ ఆశయథ స్త్రీపుమాంసౌ సంపరిష్వక్తౌ. అయితే అద్వితీయమగు ఆ ప్రజాపతి ఒంటరి ఏకాకీగా ఉన్నప్పుడు తృప్తిగా అనిపించలేదు. అందుచేత రమించటానికై ద్వితీయము పట్ల ఇచ్ఛను పొందసాగారు. అప్పుడు ఆ ప్రజాపతి స్త్రీ పురుష ఇత్యాది ద్వంద్వమును అనుభవి ద ఎక్స్పీరియన్సాగా అయి ధారణ చేయసాగారు. స ఏమమేవ ఆత్మానం ద్వేధాపాతయత్త పతిశ్చ పత్నీ చ అభవత. అనగా తనను తాను రెండు జంట రూపముగా వినోది అయి నిర్మించుకున్నారు. ఇదియే మిథునతత్వము. సతిపతి ఫీమేల్ మేల్ అను ఇద్దరుగా వ్యక్తీకరణలు అయినారు. తస్మాత్ ఇదం అర్ధ భృగలమివ స్వ ఇతి హస్మాహ యాజ్ఞవల్క్యః. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని యజ్ఞవల్క్య మహర్షి కాబట్టే ఈ దేహములు సగము చీల్చిన వెదురు బొంగువలే ఉన్నాయి అని విశ్లేషించారు. వ్యాఖ్యానించారు స్వహస్మ తస్మాత్ అయం ఆకాశః స్త్రియా పూర్యత ఏవ తాన్ సమభవత్ తతో మనుష్య అజాయంత. అందుచేతనే పురుషునియందు గల అర్ధభాగము స్త్రీచే పూరించబడినదే అర్ధనరిస్వరముగా వర్ణించబడుతోంది. స్త్రీలో అర్ధభాగము పురుషుడు కూడా. చిదాకాశము ఏకమే అయి ఉండి ద్వంద్వమును క్రీడాగా స్వీకరించింది. అట్టి స్త్రీ పురుషులిద్దరి కలయికచే మనుష్యులు జన్మించసాగారు. మంత్ర నాలుగు ఐ డొట్ ఫోర్ డొట్ నాలుగు సో హే మిక్షాం చక్రే కథంను మాత్మన ఏవ జనయిత్వా సంభవతి హంత తిరోసానితి సా గౌరభవద్ ఋషభ ఇతరస్తాగ్ సమేవాభవత్ తతో గావోజాయంత వడవితరాభవద్ అశ్వవృష ఇతరో గర్దభితరా గర్దభ ఇతరస్తాగ్ సమేవాభవత్ తత ఏకసఫమజయత అజేతరాభవద్వస్త ఇతరో విరితరా మేష ఇతరస్తాగ్ సమేవాభవత్ తతోజావయోజాయంతైవమేవ యదిదం కించ మిథునమ పిపీలికాభ్యస్తత్సర్వం సరుజత నాలుగు నాలుగు సో హేయం ఈక్షాన్ చక్రే కథం ను మాత్మన ఏవ జనయిత్వా సంభవతి హంత తిరో అసానితి సా గౌరభవత్ ఋషభ ఇతరస్తాగ్ సమేవాభవతి తతో గావో అజాయంత బడబేతరాభవత్. అప్పుడు స్త్రీ విభాగము ప్రజాపతి గురించి ఈ ప్రజాపతి తన నుండియే నన్ను పుట్టించి నాతో భోగించుచున్నారేమి అని తలంచింది. తీరోధానము అంతర్ధానము అయి గోవు ఆవు కావు రూపము దాల్చింది. అప్పుడు పురుషుడు ఎద్దు ఓక్స్ రూపము దాల్చి భోగించసాగాడు. అప్పుడు గోజాతి పుట్టుకొచ్చింది. అశ్వవృష ఇతరో గర్దభీతరా గర్దభ ఇతరస్తాం ఆవు ఆడు గుతము కాగా పురుషుడు మగ గుగ్గమై సంభోగించసాగారు. ఈ విధంగా గుబ్యము గాడిద మేక జాతి జనించింది. తదితర జాతులన్నీ ఆ ప్రకారంగానే జనించాయి. సమేవ అభవత్ తత ఏక శఫం అజయత అజేతరాభవత్ బస్త ఇతరో అవ్యహ ఇతర ఏష ఇతరస్తాగ్ సమేవ అభవత్ తతో అజావయో అజాయ నైవమేవ అజయంతి ఏవమేవ యత్ ఇదం కించ మిథునమా పిపీలిక అభ్యస్తః సర్వం అసృజత. ఆ విధంగా సృష్టిలోంచి పిపీలికము వరకు సమస్త జీవ జంతుజాలములన్నీ మిథునము జంట పరస్పరము అసోసియేషన్ చే సృజించబడినాయి. ఒక్కటియే రెండుగా జంటగా ప్రదర్శనము కాసాగింది. అట్టి జంట అను సృష్టి కల్పన సంఘటనయే ఈ సమస్త జీవసృష్టికి ఉత్ప్రేరణ కారణము. కాజ్ ఆఫ్ ఇన్క్లినేషన్ మంత్ర ఐదు ఐ డొట్ ఫోర్ డొట్ ఐదు సోవేదహం వావ సృష్టిరస్మ్యహద్ హీదం సర్వమసృక్షితి తతః సృష్టిరభవత్ సృష్ట్యాం హాస్యేతస్యాం భవతి యా ఏవం వేద ఐదు ఐదు సా వేత్ అహం వావ సృష్టిరస్మి అహం హీదగ్ సర్వం అసృక్షితి తతః సృష్ట్యః అభవత్ సృష్ట్యాం హాస్యేతస్యాం భవతి యా ఏవం వేద. అప్పుడు ఆ ప్రజాపతి ఈ సృష్టిరూపముగా ఉన్నది నేనే. ఇదంతా నేనే ఉండగా నాకు ఇదంతా అనుభవముగా ఆగుచున్నది అని వినోదించసాగారు. ఈ విధంగా ప్రజాపతిచే అనన్యముగా కల్పించబడిన ఈ సమస్తము సృష్టి శబ్దముచే చెప్పబడుతోంది. ఈ రీతిగా తెలుసుకున్నవాడు తాను కూడా ప్రజాపతి వలెనే సృష్టికర్త అవగలడు. మంత్ర 6:4.6 అథిత్యభ్యమంథత్ సముఖాచ్చయోనేర్హస్తాభ్యాం చాగ్నిమసృజత తస్మాదేతదుభయమలోమక్మంతరతోలోమక హియోనిరంతరతస్తద్యదమాహురము యజామం యజేత్యేకైకం దేవమేత సేవ సా విసృష్టిరేష ఉహేవ సర్వే దేవ అథ యత్కించేదమాద్రం తద్రేతసోసృజత తదు సోమః ఏతావద్వా ఇదం సర్వమన్నం చైవాన్నాదశ్చ సోమ ఏవాన్నమగ్నిరన్నాద సైషా బ్రహ్మణోతి సృష్టిర్యశ్రేయసో దేవాన సృజతాథ యన్మత్యః సన్నమృతాన సృజత తస్మాదతి సృష్టిరతి సరుష్ట్యాక్ హాస్యే తస్యాం భవతి యా ఏవం వేద. 6:6 అథేతి అభ్యమంథత్స ముఖాచ్చ యోనేయః హస్తాభ్యాం చ అగ్నిం అసృజత తస్మాత్ ఏతత్ ఉభయం అలోముకం అంతరతో అలోముకా హీయోనేహ అంతరతః. ఆ తరువాత ప్రజాపతి సృష్టికి సంబంధించిన మధనమును ఈ విధంగా నిర్వర్తించారు. ముందుగా ముఖము అనే యోని నుండి చేతుల నుండి అగ్నిని సృష్టించారు. అందుచేతనే మనిషికి ముఖము అరచేతులు రెండింటిలో లోపల వెంట్రుకలు లేనివిగా ఉంటున్నాయి. వెచ్చదనం ఏర్పడి ఉంటుంది. తత్యత్ ఇదం ఆహుహ అముం యజామం యజేతి ఏకైకం దేవం ఏతస్యేవ సా విసృష్ట్యః ఏష ఉహి ఏవ సర్వే దేవాః. యజ్ఞకర్మేందు యజమాని కొరకే అగ్నిని పూజిస్తున్నాము, ఇంద్రుని పూజిస్తున్నాము అను మంత్రములు, యజ్ఞవిధి, అగ్నీంద్రాత్మకము ఇవన్నీ ప్రజాపతిని ఉద్దేశించినవే. దేవతల రూపము ప్రజాపతియే. ప్రజాపతియే సమస్త కర్మశబ్దముల ముఖ్యార్థము. ఒక్కడగు ప్రజాపతియే సమస్త దేవతాస్వరూపుడు. ద్రవమైనదంతా ఆ ప్రజాపతి యొక్క రేతస్సు చిత్తచేతన తేజో రూపమే. అతయత్కించ ఇదం ఆర్ద్రం తత్ రేతసో అసృజత తదు సోమ ఏతావద్వా ఇదం సర్వం అన్నం చ ఏవ అన్నాదశ్చ సోమ ఏవ. ఆ విధంగా ప్రజాపతిచే సృష్టింపబడిన సమస్తము అన్నము అనగా అనుభవమగునది, దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ రూపం దాల్చసాగింది. ఈ విధంగా అనుభవమయ్యేదంతా బ్రహ్మమునకు అనన్యమే. అన్నం బ్రహ్మ అయి ఉన్నది. ఇదంతా ప్రజాపతి యొక్క తేజోరూప రస విలాసమే. రేతసో ప్రదర్శనమే. ఈ సర్వము అన్నమే. అన్నము ఇంద్రియానుభవ విషయ వస్తువులు జనింపజేవాడు సోమ చంద్రుడు. అన్నం అగ్న్యః అన్నాదః సైషా బ్రాహ్మణో అతిసృష్ట్యః యత్ శ్రేయసో దేవానసృజత. అన్నము అన్నము భావించువాడు కల్పించువాడు అభయులు అగ్ని స్వరూపులే. సృష్టికి ఆవల ఉన్నది బ్రహ్మము. సమస్త దేవతలతో కూడిన విశేష సృష్టి అంతా ప్రజాపతి యొక్క భావన తరంగ చమత్కారమే. అథయత్ మత్యః సన్ అమృత నసృజత తస్మాత్ అతిసృష్ట్యః అతిసృష్ట్యం హాస్యై తస్యాం భవతి య ఏవం వేద. మర్త్యులు మానవులు ప్రజాపతికి అనుభవ స్వరూపములగు అన్నము రూపములే. అనగా అమూతమగు ఆవలగల ఆత్మ యొక్క సంకల్పితానుభవమే మానవులు తదితర జీవులు కూడా. ఇదంతా ప్రజాపతి యొక్క సృష్టియనని కల్పనా వ్యవహారమేనని వాస్తవానికి ఇది ఆత్మస్వరూపమేనని ఎరిగినవాడు ఆత్మానుభవమును స్వానుభవము స్వాభావికము చేసుకోగలడు. మంత్ర 7:4.7 తద్ధేదం తర్హ్యవ్యాకృతమాసీత్ తన్నామరూపాభ్యామేవ వ్యాక్రియతాసౌ నామాయమిదగ్నిరూప ఇతి తదిదమప్యేతర్హి నామరూపాభ్యామేవ వ్యాక్రియతేసౌ నామాయమిదగ్నిరూప ఇతి స ఏష ఇహ ప్రవిష్ట ఆ నఖాగ్రభ్యో యథాక్షురః క్షురధానేవహితః స్యాద్ విశ్వంభరో విశ్వంభర్కులయే తం న పశ్యంత్యకృత్స్నో హి సహ ప్రాణన్నివ ప్రాణో నామ భవతి వదన్వాక్ పశ్యంశ్చక్షుః శృణ్వన్ హృత్రం మన్వానో మనస్తాన్యసేతాని కర్మణమాన్యేవ స యోత ఏకైకముపాస్తే న స వేదాకృత్స్నో హేషోత ఏకైకేన భవత్యాత్మేత్యేవోపాసితాత్ర హేతే సర్వ ఏకం భవంతి తదేతత్పదనియమస్య సర్వస్య యదేమాత్మానేన హేతత్ సర్వం వేద. యథా హవై పదేనాను విందే దేవం కీర్తిం శ్లోకం విందతే య ఏవం వేద. 7:7 తత్హి ఇదం తద్ధేదం తర్హ్య అవ్యాకృతం ఆసీత్ తత్నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియత. అసౌ నామాయం ఇదం రూపం ఇతి. ఈ సమస్త సృష్టికి మునుముందుగానే అవ్యక్తముగా ఉండి ఉన్నది. అట్టి అవ్యక్తమే వ్యాక్రియ, విస్తరించు శక్తి, స్వభావములచే నామరూపాత్మకంగా వ్యక్తం కాసాగుతోంది. అనేక నామరూపములు పరిఢవిల్లసాగుచున్నాయి. అనగా దీని నామము ఇది, రూపము ఇది అని అనేకంగా వ్యక్తం కాసాగుతోంది. తదిదం అప్యేతర్హి నామరూపాభ్యాం ఏవ వ్యాక్రియతే అసౌ నామ్ ఇదం రూపం ఇతి. స ఏష ఇహ ప్రవిష్టః అనఖాగ్రభ్యో యథాక్షురః క్షురధానే అవహితః స్యాత్. అందువలననే ఇక్కడ సమస్త వస్తువులు నామము ఇది, రూపము ఇది అని వ్యావహారిక వ్యాపక క్రియగా సిద్ధిస్తోంది. సృష్టికర్తయే ఈ సృష్టిలోనూ సృష్టిగానూ ప్రవిష్ఠులై ప్రవేశించినవారే ఉన్నారు. ఈ శరీరములో కూడా నఖశిఖ పర్యంతము ఒరయందు కత్తివలే ప్రవేశితులై ఉన్నది సృష్టికర్తయే. ఆయన యొక్క కల్పన చైతన్యమే. విశ్వంభరో వార్త విశ్వంభర కులయే తత్న పశ్యంతి అకృత్స్నో హీ స ప్రాణన్ ఏవ ప్రాణో నామ భవతి. పొరలోనున్న కత్తివలే పరమాత్మ విశ్వేశ్వరుడు విశ్వంభరుడు అయి జగద్వస్తువులన్నిటిలో నిండి ఉన్నారు. అకృత్యులు అల్పబుద్ధగలవారు ఆయనను గమనించుకున్నారు. కృతకృత్యులు సర్వదా దర్శిస్తూనే ఉన్నారు. ప్రాణము ఆయన రూపమే, ఆయన ప్రాణరూపుడు కాదు. ప్రాణముగా ఆయనయే ప్రాణవాయువు యొక్క గమన వ్యాపారము నిర్వర్తించటం చేత ప్రాణము అను పేరు గలవాడు అగుచున్నారు. అంతమాత్రమే వదన వాక్, పశ్యన్ చక్షుః, శృణ్వన్ శ్రోత్రం, మన్వానో మనస్తాని అస్య ఏతాని కర్మ నామాన్యేవ వదన్ పలకటము అను వ్యాపారముచే వాక్కు రూపుడు, దర్శన క్రియచే చక్షురూపుడు, వినటము అనే వ్యాపారముచే శ్రోత్రరూపుడు, మననము చేయు ధర్మముచే మనోరూపుడు. ప్రజాపతియే ఇవన్నీగా ఉండి ఉంటున్నారు. అట్లాగే సమస్త తదితర కర్మలు ఆ ప్రజాపతికి చెందినవే. సయ్యోత ఏకైకం ఉపాస్తే న సవేద అకృత్స్నోహి. అట్టి ప్రజాపతి యొక్క పరమాత్మ యొక్క ఒక్కొక్క అంశను మాత్రమే ఉపాసించువాడు పరమాత్మము సమగ్రముగా ఎరుగనివాడే అగుచున్నాడు. ఏషో అత ఏకైకేన భవతి ఆత్మ ఇత్యేవ ఉపాసీత అత్ర హి ఏతే సర్వా ఏకం భవంతి. తత్ ఏతత్ పదనియమస్య సర్వస్య యత్ అయం ఆత్మానేన హి ఏతత్ సర్వం వేద. ప్రాణము నేత్రములతో ఈ జీవుడుగా ఒక్కొక్కటి అగుచూ శ్వాసిస్తున్నాను. మరొకడుగా అయి నేను చూస్తున్నాను, వింటున్నాను, తాకుచున్నాను అను వేరువేరు ప్రవృత్తులు వేరువేరు పురుషాకారముగా దృష్టిని కలిగి ఉంటున్నవరకు ఆత్మను సమగ్రంగా ఎరుగలేడు. వీటన్నిటిలోగల ఏకత్వము గమనించినప్పుడే ఆత్మ ఎరుగబడగలదు. కనుక ఈ సమస్తము సర్వదా ఆత్మస్వరూపమే అయి ఉన్నది అని సర్వే సర్వత్రా ఉపాసించబడుగాక. యథా హవై పదేన అనువిందేత్ ఏవం అనువిందేదేవం కీర్తిం శ్లోకం విందతే య ఏవం వేద. ఈ విధంగా తెలుసుకున్నవాడు నామరూపాత్మకమైనదంతా ఆత్మగా దర్శిస్తూ ఉండగలడు. ఆత్మను సిద్ధించుకొని ఆత్మానందము అనుక్షణికం చేసుకోగలడు. అట్టివాడు ఆత్మనే సర్వదా దర్శిస్తూ కీర్తిస్తూ ఉంటాడు. మంత్ర 8.4.8 తదేతత్ ప్రేహ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాదంతరతరం యదేమాత్మ సయోన్యమాత్మనః ప్రియం బ్రువాణం బ్రూయాత్ ప్రియం రోత్స్యతి స్వరో హ తథైవ స్యాదాత్మానమేవ ప్రియముపాసిత సయ ఆత్మానమేవ ప్రియముపాస్తే న హాస్య ప్రియం ప్రమాయకం భవతి. 8.8 తత్ ఏతత్ ప్రేయః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం యత్ అయం ఆత్మా సయో. ప్రతి ఒక్కరికి కూడా తమ సంతానము కంటే ధనము కంటే కూడా ఆత్మయే ప్రియాతి ప్రియమే ఉన్నది. మోస్ట్ లవెబల్ ఇజ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఆత్మయే శ్రేయము. తదితర పుత్రధన మొదలైనవన్నీ ప్రేయము మాత్రమే. తదితరములైన శ్రేష్టమైనవి ఏవేవి కలవో వాటన్నిటికంటే ఆత్మయే ప్రియమైనది. ఆత్మయే అన్నిటికంటే అందరికంటే అత్యంత సామీప్యమైనది. అన్యం ఆత్మనః ప్రియం బ్రువాణం బ్రూయాత్ ఆత్మకంటే అన్యమైనవి ప్రియము అని చెప్పువారికి ఆత్మజ్ఞాని ఇట్లు చెప్పుచున్నారు. ప్రియమ్రోత్స్యతీతి ఈశ్వరో హ తథైవ స్యాత్ ఆత్మానమేవ. ప్రియం ఉపాసిత సయ ఆత్మానమేవ. ప్రియం ఉపాస్తే నహాస్య నహాస్య ప్రియం ప్రమాయకం భవతి. ఆత్మ తప్పితే తదితరమైనవన్నీ కూడా కాలముతో వచ్చి కాలానుగతంగా నశించేవే కదా. ఈశ్వరుడు ప్రియమ, ఈశ్వరుడు ఆత్మయే అనబడుతోంది. అందుచేత ఆత్మనే ప్రియముగా ఉపాసించెదరుగాక. ఆత్మ ప్రియముగా కలవాడు ప్రియమును ఎన్నడూ పోగొట్టుకోడు. మంత్ర 9:4.9 తదాహుర్యబ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే కిము తద్బ్రహ్మవేద్ యస్మాత్ తత్సర్వమభదితి. 9:9 తత్ ఆహుంహాయత్ బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే కిము తద్బ్రహ్మ వై వై వే ద్యస్మాత్ తత్సర్వం అభవతత్తితి. బ్రహ్మ విద్యచే ఈ జీవుడు సమస్తము నేనే. సర్వముగా కనిపించేదంతా నా యొక్క బ్రాహ్మీ స్వరూపమే అని ఎరుగుచున్నాడు. బ్రహ్మము అనగా ఏమి అని ప్రశ్నిస్తే నేనుతో సహా ఈ సమస్తము ఏది అయి ఉన్నదో అదియే బ్రహ్మము అని సమాధానము. మంత్ర 10:4.10 బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావిదహం బ్రహ్మాస్మితి. తస్మాత్ తత్సర్వమభవత్తద్యో యో దేవానాం ప్రత్యబుధ్యత స ఏవ తదభవత్ తథశీనాం తథా మనుష్యానాం. తద్ధై తత్పశ్యన్ను శిర్వామదేవ ప్రతిపేదేహం మనురభవం సూర్యశ్చేతి. తదిదమప్యేతర్హి య ఏవం వేదాహం బ్రహ్మాస్మితి ఇతి స ఇదం సర్వం భవతి తస్యః న దేవాశ్చన భూత్యా ఈశత ఆత్మా హేషా. స భవత్యథ యోన్యాం దేవతాముపాస్తేన్యోసావన్యోహమస్మితి న స వేద. యథా పశురేవం స దేవానాం యథా హవై బహవః పశవో మనుష్యం భుంజిరేవమేకైక పురుషో దేవాంభునత్యేకస్మిన్నేవ పశావాదీయమానే ప్రియం భవతి కిము బహుషు తస్మాదేశాం తన్న ప్రియం యదే తన్మనుష్య విద్యః. 10:10 బ్రహ్మవా ఇదం అగ్ర ఆసీత్ తత్ ఆత్మానమేవ వై వే. ఈ సమస్త అనుభవరూప ప్రపంచమంతా కూడా మొదటగా ఆ తరువాత కూడా బ్రహ్మమే అయి ఉన్నది. ఈ విషయం ఆత్మజ్ఞానియే స్వానుభవపూర్వకం తెలుసుకోగలుగుచున్నాడు. ఇదంతా స్వస్వరూపానంద బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి ఇతి తస్మాత్ సర్వం అభవత్ తత్యో దేవానాం ప్రత్యబుధ్యత. బ్రహ్మజ్ఞాని నేను బ్రహ్మము అయ్యే ఉన్నాను అని తెలుసుకుని బ్రహ్మమే తాను అగుచున్నాడు. దేవతలలో కూడా ఎవ్వరైతే బ్రహ్మమును తెలుసుకుంటారో వారు మాత్రమే బ్రహ్మమే అవుతారు. స ఏవ తత్ అభవత్ తథా ఋషీణాం తథా మనుష్యాణం. అట్లాగే ఋషులుగాని మానవులుగాని తాను బ్రహ్మమే అని తెలుసుకున్నప్పుడు స్వాభావికంగా బ్రహ్మమే అగుచున్నారు. తత్హి ఏతత్ తద్ధైతత్ పశ్యన్ ఋషయః వామదేవః ప్రతిపేదే అహం మనుః అభవం సూర్యశ్చ ఇతి. ఈ విధంగా వామదేవ మహర్షి సమస్తము బ్రహ్మమే అని ఎరిగి నేనే మనువును, నేనే సూర్యుడిని కూడా అని ఎలుగెత్తి గానం చేశారు. స్వస్వరూపమును సిద్ధించుకున్నారు. తత్ ఇదం అప్యేతర్హి య ఏవం వేద అహం బ్రహ్మాస్మి ఇతి స ఇదం సర్వం భవతి. ఇప్పుడు కూడా ఎవరైతే నేనే బ్రహ్మమును అని తెలుసుకుంటాడో అట్టివాడు ఈ సమస్తము తానే అయి స్వానుభవముగా వెలుగొందుచున్నాడు. తస్యః న దేవాశ్చ నాభూత్యా ఈశతే ఆత్మా హి ఏషాం స భవతి. అట్టివారితో దేవతలకుగాని రాక్షసులకుగాని విరోధము కలిగి ఉండటానికి సిద్ధము కాలేరు. ఎందుకంటే దేవతలకు రాక్షసులకు కూడా ఆతడే ఆత్మగా ప్రకాశమానుడగుచున్నాడు. అథయో అన్యాం దేవతాం ఉపాసే ఉపాసతే అన్యో అసావన్యో అహమస్మి ఇతి న సవేద యథా పశురేవం స దేవానాం. ఎవరైతే అన్యదేవతను ఆ దేవత మమాత్మయే అని తెలుసుకోకుండా ఉపాసిస్తాడో అట్టివాడు స్వస్వరూపమును గ్రహించక ఆవు యజమానికి పాలిచ్చి సేవిస్తున్నట్లుగా ఆ ఇష్టదేవతకు పాలిచ్చే ఆవు వంటివాడు మాత్రమే అగుచున్నాడు. యథా హవై బహవః పశవో మనుష్యం భుంజ్యః ఏవం ఏకైకః పురుషో దేవాన్ భునక్తి ఏకస్మిన్ ఏవ పశావాదీయమానే. పశువు ఇచ్చే పాలతో మనుష్యులు సేవించబడుచున్నారు కదా. అట్లాగే బ్రహ్మము ఎరుగనివాడు పశువువలే అన్యదేవతలను అనన్యభావన సిద్ధించని కారణంగా సేవించువాడుగుచున్నాడు. బ్రహ్మోపాసకుడు ఇంద్రాది దేవతలకు నేను భృత్యువును, వారు ప్రభువులు అని తలంచుచు వీరిని సేవిస్తే వస్తుజాలము మొదలైనవి పొందగలను, ఉత్తమలోకములు పొందగలను అని భావిస్తూ ఉంటున్నాడు. అప్రియం భవతి కిము బహుషు తస్మాత్ ఏషాం తత్న ప్రియం యదేతత్ మనుష్యా విద్యః. 10. అన్యోపాసకుడు దేవతలచే పరిపాలించువాడు అగుచున్నాడు. అట్టివాడు సేవాకర్మలు విడిచినప్పుడు దేవతలకు అప్రియుడే అగుచున్నాడు. అందుచేతనే దేవతలలో కొందరు ఈ మనుష్యులు పరబ్రహ్మతత్వము ఎరుగకయే ఉండెదరుగాక అని కోరుకొనువారే ఉంటున్నారు కూడా. అయికూడా ఆత్మజుడు దేవతలకు కూడా ఉపాసనా విషయుడే. మనుష్యాస్విద్యుర్మంత్ర 11 మంత్ర 11 i.4.11 బ్రహ్మవా ఇదమగ్ర ఆసీదేకమేవ తదేకం సన్న వ్యభవత్ తచ్చ్రేయో రూపమత్య సృజత క్షత్రం యానేతాని దేవత్రా క్షత్రాణీంద్రో వరుణః సోమో రుద్రః పర్జన్యో యమో మూర్తిరిసన ఇతి. తస్మాక్షత్రాత్పరం నాస్తి తస్మాద్బ్రాహ్మణ క్షత్రియం ధస్తాదుపాస్తే రాజసూయే క్షత్ర ఏవ తద్యసో దధాతి సైషాక్షత్రస్య యోనిర్యద్బ్రహ్మ తస్మాద్యద్యపి రాజా పరమతాం గచ్చతి బ్రహ్మైవాంతతా ఉపనిశ్రయతి స్వాం యోనిం యౌ ఏనం హినస్తి స్వాం స యోనిమృచ్ఛతి స పాపియాం భవతి యథా శ్రేయాంసద్ హింసిత్వా. 11 బ్రహ్మవా ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవ తదేకం సన్న నవ్యభవత్. అనేక భేదములతో కనిపిస్తున్న ఈ దృశ్య జగత్తు మొదటగా ఏకము అగు బ్రహ్మమే అయి ఉన్నది. అప్పుడు కర్మలు మొదలైనవేవి లేకేపోయాయి. తత్శ్రేయో రూపం అత్యసృజత క్షత్రం యాని ఏతాని దేవత్ర క్షత్రాణి ఇంద్రో వరుణః సోమో రుద్రః పర్జన్యో యమో మృత్యః ఈశాన ఇతి. క్షత్రియ ప్రజ్ఞ అప్పుడు ఆత్మయొక్క సంకల్ప చమత్కారరుపుడగు ప్రజాపతి బ్రహ్మ లోకక్షేమము రక్షణ కొరకే క్షత్రమును జనింపజేశారు. దేవతలలో ఇంద్రుడు వరుణుడు సోముడు రుద్రుడు పర్జన్యుడు మొదలైన క్షత్రియులను ఉత్పన్నం చేశారు. క్షత్రము క్షత్రియ గుణసంపన్నము ఫంక్షనింగ్ ఓరియెంటెడ్ డివైన్ బీయింగ్ తస్మాత్ క్షత్రాత్ పరం నాస్తి తస్మాత్ బ్రాహ్మణః క్షత్రియం అధస్తాత్ ఉపాస్తే రాజసూయే క్షత్ర ఏవ తత్యసో దధాతి సైషాక్షత్రస్య యోనిహాయత్ బ్రహ్మ తస్మాత్ యద్యద్యపి రాజా పరమతాం గచ్చతి బ్రహ్మైవాంతతా ఉపనిశ్రయతి. అందుచేత క్షత్రియునికంటే అధికులు ఎవ్వరూ లేరు. కాబట్టే రాజసూయ యాగములో బ్రాహ్మణులు క్రింద నిలిచి ఉండి క్షత్రియుని ముందుగా ఎదురుగా నిలబెట్టి క్షత్రియునిచే ఉపాసన చేయిస్తూ ఉంటారు. బ్రహ్మము క్షత్రమునందు క్షత్రియునియందు తన యశస్సును స్థాపిస్తున్నది. అయితే బ్రహ్మమే క్షత్రియునికి యోని కాబట్టి రాజు శ్రేష్ఠత్వము పొందికూడా బ్రాహ్మణునే ఆశ్రయిస్తున్నాడు. బ్రాహ్మణుని ద్వారా బ్రహ్మమును ఉపాసిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరికైనా ఎప్పటికైనా జీవులకు బ్రహ్మమునందే శాంతి కదా. స్వాం యోనిం యౌ ఏనం హినస్తి స్వాగ్ స యోనిమృచ్ఛతి యోనిం రుచ్ఛతి స పాపీయాన్ భవతి యథా శ్రేయాన్ సద్ హింసిత్వా సంహింసిత్వా. ఎవరైతే బ్రహ్మణుని తిరస్కారభావంతో చూస్తున్నారో వారు తమ యొక్క ఉత్పత్తి స్థానము చెడగొట్టుకొనినట్లు అగుచున్నారు. శ్రేష్ఠుని హింసించి విషపూరితమగు పాపమును మూటకట్టుకున్నవాడు కాగలడు. బ్రహ్మమును ద్వేషించువాడు శ్రేయస్సు కోల్పోయి పాపి అగుచున్నాడు. మంత్ర 12 i.4.12 స నైవ వ్యభవత్ స విషమసృజత యానేతాని దేవజాతాని గణస ఆఖ్యాయంతే వసవో రుద్రా ఆదిత్య విశ్వే దేవా మరుతాయితి. 12 స నైవ వ్యభవత్ స విషమసృజత యాని ఏతాని దేవజాతాని గణస ఆఖ్యాయంతే వసవో రుద్రా ఆదిత్య విశ్వే దేవా మరుత ఇతి. సృష్టిపురుషుడు క్షత్రియమును కల్పించినప్పుడు అప్పటికీ జీవులచే కర్మలు నిర్వర్తింపజేయటానికి శక్తివంతుడు కాలేదు. అప్పుడు ఆయన దేవతలలో వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు మొదలైన వైశ్వస్య దేవతలను సృష్టించారు. వారు విశ్వసృష్టికి నిర్మాణ నేతలు కాసాగారు. మంత్ర 13:4.13 స నైవ వ్యభవత్ స సౌద్రం వర్ణమసృజత పూషణమియం వై పుషేద్మ్ హీదం సర్వం పుష్యతి యదిదం కించ 13:13 స నైవ వ్యభవత్ స సౌద్రం వర్ణం అసృజత పూషణం ఇయం వై పుషేద్మ్ హీదం సర్వం పుష్యతి యత్ ఇదం కించ. అప్పటికీ కూడా పురుషుడు ఆయా కర్మలు నిర్వర్తించటానికి శక్తుడు కాలేడు. అప్పుడు పోషించువారిని, పోషక దేవతలను సృష్టించారు. ఈ భూమి పూషము అని చెప్పబడుతోంది, ఎందుకంటే ఈ భూమియే పోషణ చేయినది కదా. శూద్రవనము పరిపోషణ చేయువారు. మంత్ర 14:4.14 స నైవ వ్యభవత్ తచ్ఛ్రేయో రూపమత్య సృజత ధర్మం తదేతత్క్షత్స్య క్షత్రం యద్ధర్మస్తస్మాద్ధర్మాత్ పరం నాస్తియథో అబలియాన్ బలియం సమాసంసతే ధర్మేణ యథా రాజ్ఞైవం యో వై స ధర్మ సత్యం వై తస్మాత్ సత్యం వదంతమాహుర్ధర్మం వదతీతి ధర్మం వా వదంతం సత్యం వదతీత్యేతద్భయం భవతి. 14:14 స నైవ వ్యభవత్ తత్ శ్రేయో రూపం అత్యసృజత ధర్మం తత్ ఏతత్ క్షత్రస్య క్షత్రం యత్ ధర్మ తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి. చాతుర్వర్ణ్య ధర్మము ఈ విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను కల్పించి వారికి శ్రేయస్సు కొరకై నిర్వర్తించవలసిన ధర్మములు ఫంక్షన్స్ కల్పించారు. అట్టి ధర్మము క్షత్రమునకే క్షేత్రము. ధర్మమును మించినది ఏదీ లేదు. వారి వారి ధర్మ నిర్వహణచే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఆత్మతత్వము సంతరించుకోగలరు. స్వధర్మ నిరతిచే మోక్షము సిద్ధించుకోగలరు. అథో అబలియాన్ బలియం సమాసన్ సతే ధర్మేణ యథా రాజ్ఞైవం యో వై స ధర్మ. బలవంతుడు ఒక బలహీనుని భార్య బిడ్డలను అపహరించినప్పుడు ఆ బలహీనుడు రాజుగారిని ఆశ్రయించగా రాజసైనికులు ఆ బలవంతుని జయించి ఆ బలహీనుని భార్య బిడ్డలను రక్షిస్తున్న విధంగా ధర్మమును ఆశ్రయించి ధర్మ బలము సంపాదించుకున్నవాడు సంసారము అనే బలవంతుని జయించగలడు. సత్యం వై తత్ ధర్మమే సత్యము కూడా. అందుచేతనే సత్యం భ్రూయాత్ అని వేదవామ్యముచే బోధించబడుతోంది. ధర్మమే శాస్త్రీయమైన సత్యము, సత్యమే శాస్త్రీయమైన ధర్మము. సత్యం ఈ జీవుని సహజమగు ఎప్పటికీ యథాతథమగు సత్ ఉనికి స్వరూపము. తస్మాత్ సత్యం వదంతం ఆహోహ ధర్మం వదతి ఇతి. అందుకే లోకంలో సత్యము చెప్పువానిని ఇతడు ధర్మమే చెప్పాడురా అని అంటారు. ధర్మం వా వదంతం సత్యం వదతి ఇతి. అట్లాగే ధర్మము చెప్పువానిని చూచి ఈయన సత్యమే నిజమే చెప్పాడయ్యా అని కూడా అంటారు. ఏతధ్యే వై తత్ ఉభయం భవతి. పరమాత్మ సత్యమును ధర్మమును కలిపి ఏకలిపిగా సృజించారు. సమస్తమును నియమించినది సత్యధర్మములే. మంత్ర 15:4.15 తదేతద్బ్రహ్మ క్షత్రం విట్ శూద్రస్తదగ్నినైవ దేవేషు బ్రహ్మాభవద్ బ్రాహ్మణో మనుష్యేషు క్షత్రియేణ క్షత్రియో వైశ్యేన వైశ్యః శూద్రేణ శూద్రస్తస్మాదగ్నావేవ దేవేషు లోకమిచ్ఛంతే బ్రాహ్మణే మనుష్యేష్వేతాభ్యాద్ హి రూపాభ్యాం బ్రహ్మాభవదథ యో హవ అస్మాల్లోకాత్స్వం లోకమదృష్ట్వా ప్రైతి స ఏనమవిదితో నభునక్తి యథా వేదో వాననుక్తోన్యద్వా కర్మాకృతం యది హవ అప్యనేవం విన్మహత్పుణ్యం కర్మ కరోతి తద్ధాస్యాంతతః క్షీయత ఏవాత్మానమేవ లోకముపాసీత స య ఆత్మానమేవ లోకముపాస్తే నహాస్య కర్మ క్షీయతే స్మాధ్యేవాత్మనో యద్యత్కామయతే తత్తత్సృజతే. 15:15 తత్ ఏతత్ బ్రహ్మ క్షత్రం విస వైశ్య శూద్రః తత్. ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నలుగురు పరబ్రహ్మము యొక్క సంప్రదర్శనములే. ఈ నలుగురిలో బ్రహ్మమునకు అన్యమైనది ఏదీ లేదు, న్యూన అధికములు లేవు. తత్ అగ్నినైవ దేవేషు బ్రహ్మ అభవత్ బ్రాహ్మణో మనుష్యేషు క్షత్రియేణ క్షత్రియో వైశ్యేన వైశ్యః శూద్రేణ శూద్రః పరబ్రహ్మమే దేవతల మధ్యగా అగ్ని రూపమై బ్రాహ్మణ స్వరూపముతో బ్రాహ్మణ జాతిగాను, క్షత్రియ స్వరూపముతో క్షత్రియ జాతిగాను, వైశ్య వైశ్వ వియస్వ స్వరూపంతో వైశ్వజాతిగాను, శూద్రస్వరూపంతో శూద్రజాతిగాను అగుచున్నది. తస్మాత్ అగ్నావేవ దేవేషు లోకం ఇచ్చేంతే బ్రాహ్మణే మనుష్యేషు ఏతాభ్యాం హి రూపాభ్యాం బ్రహ్మ అభవత్. బ్రాహ్మణాగ్ని దేవతల గురించి కర్మ, పూజ, యజ్ఞము, యాగము మొదలైనవి నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు అగ్ని వెలిగించి ఆహుతులు మొదలైనవి సమర్పించి కర్మఫలములు కోరుకుంటున్నారు. పరబ్రహ్మము బ్రాహ్మణాగ్ని రూపముతోనే పరబ్రహ్మము దర్శనమిస్తున్నది. బ్రహ్మతత్వజ్ఞానులగు బ్రాహ్మణులను భూసురులు అంటున్నారు. అథ యోహవ అస్మాత్ లోకాత్ స్వం లోకం అదృష్ట్వా ప్రైతి సయేనం అవిదితో నభునక్తి. అయితే ఎవరైనా సరే బ్రహ్మమును తెలుసుకోకయే మరణము పొందుతాడో అట్టివాడు కర్మఫలముల మార్గంలోనే ఉండిపోతాడు. అంతేగాని బ్రహ్మము అతనిని రక్షించదు, అతనిలో బ్రహ్మజ్ఞానానుభవము ఉదయించదు. యథా వేదోవా అననుక్తో అన్యద్వా కర్మాకృతం యత్ ఇహ వా అశ్యనేవం విత్ మహత్ముణ్యం విన్మహత్పుణ్యం కర్మ కరోతి తద్ధాస్యాంతతః క్షీయత ఏవ ఆత్మానమేవ లోకం ఉపాసీత. అధ్యయనము చేయని వేదము ఆ మనుజుని రక్షించజాలనట్లు ఆత్మయొక్క స్వస్వరూప సమస్త స్వరూప తత్వము ఎరుగనివాడు ఎంత పుణ్యం సంపాదించి కూడా అది ఫలానుభోగం చేత తరిగిపోతోంది. సమస్త కర్మలు ఆత్మకు చెందినవే కనుక కర్మలకు అతీతమైన దృష్టితో కూడిన ఆత్మోపాసన చేతనే ఆత్మానందానుభవము సిద్ధించగలదు. అందుచేత ఆత్మావలోకనమే సర్వదా ఉపాసించవలసిన విధి విధానము. సయ ఆత్మానమేవ లోకం ఉపాస్తే నహాస్య కర్మ క్షీయతే. ఎప్పుడైతే ఈ లోకమంతా ఆత్మస్వరూపమే అనురూపంగా ఆత్మోపాసన చేయబడుతుందో అప్పుడిక కర్మలు అట్టివానిని అంటవు. కర్మల ఫలానుభవ పరిమితులు క్షీణించగలవు. సమస్తము స్వస్వరూపానందములో అంతర్భాగమవుతోంది. అస్మాత్ ధ్యేవాత్మనో అస్మాత్ హి ఇవ ఆత్మనో యత్యత్ కామైతే తత్తత్ సృజతే. 15. ఆత్మోపాసనతో ఆత్మతో మమేకము సిద్ధించుకున్నవాడు తాను ఏ లోకములు కోరుకుంటాడో అవన్నీ ఆత్మచేతనే అతని కొరకే సృజింపబడగలవు. ఆత్మజ్ఞానములేనివాడో లోకములకు లోకానుభవములకు బానిసాగుచున్నాడు. మంత్ర 16 i.4.16 అథో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకః స యజ్జుహోతి యద్యజతే తేన దేవానాం లోకోథా యదనుభృతే తేన ఋషీణామథ యత్ పితృభ్యో నిపృణాతి అథ యత్ ప్రజామిచ్ఛతే తేన పితృణామథ యన్మనుష్యాన్వాసేతే యదేభ్యోసనం దదాతి తేన మనుష్యాణామథ యత్ పశుభ్యస్త్రణోదకం విందతి తేన పశూనాం యదస్య గృహేషు స్వాపదా వయాగ్స్య పిపీలికాభ్య ఉపజీవంతి తేన తేషాం లోకో యథా హవై స్వాయ లోకాయరిష్టిమిచ్చేత్ ఏవం హైవం విదే సర్వదా సర్వాణి భూతాన్యరిష్టిమిచ్చంతి తద్వా ఏతద్విదితం మీమాంసితం. 16. అథో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకః స యత్ జుహోతి. ఈ జీవాత్మయే సమస్త జీవరాశులలో సమస్త అనుభవములు తనవేగా అయి ప్రకాశమానమై ఉన్నది. అనగా ఆత్మజునకు నేను అనునది విశ్వమంతా ఆక్రమించినదే, విశ్వమంతా తానే అయి ఉంటోంది. యత్ యజత ఏతేన దేవానాం లోకో అథ యత్ అనుబృతే తేన ఋషీణా అథ యత్ పితృభ్యో నివృణాతి యత్ ప్రజాం ఇచ్ఛతే తేన పితృణా అథ యన్ మనుష్యాన్ వాసేతే యదేభ్యో యత్ ఏభ్యో అసనం దదాతి తేన మనుష్యాణ. యజ్ఞ కర్మపరులైన వారికి ఉపాసనా వస్తువై యజ్ఞము నిర్వర్తించు యజమానిచే దేవతలు లోకములు ఆరాధించబడుచున్నాయి, స్తుతించబడుచున్నాయి. అయితే వాస్తవానికి ఆత్మయే ఆ రీతిగా స్తుతించబడుతోంది అని గుర్తుంచుకోబడుగాక. ఋషులు రుక్కులు పలుకుచూ అట్టి ఆత్మనే అభివర్ణిస్తున్నారు. మరణించిన పితృదేవతలకు కుమారుడు పిండోదకములను ఆత్మను ఉద్దేశించే సమర్పిస్తున్నాడు. గృహస్థుడు అతిథులకు ఆత్మను ఉద్దేశించే అతిథి అభ్యాగతులకు వసతి అన్నము మొదలైనవి సమర్పిస్తున్నాడు. ఇదంతా ఆత్మసంబంధమైన ఉపాసనయే. అథ యత్ పశుభ్యః తృణోదకం విందతి తేన పశూనాం యదస్య గృహేషు స్వాపద వయాగ్స్య పిపీలికాభ్య ఉపజీవంతి. ఆత్మను ఉపాసించే మార్గంలోనే పశువులకు గడ్డి, నీరు ఇవ్వటము, పశువులకు, కుక్కలకు చీమలు, కాకులు మొదలైన వాటికి ఆహారము వేయటము, ఇవన్నీ మానవులు కర్మపరంగా నిర్వర్తిస్తూ ఉండటము, అదంతా ఆత్మోపాసనయే. తేన తేషాం లోకో యథా హవై స్వాయలోకాయాః ఇష్టిం ఇచ్చేత్ ఏవం హైవం విదే సర్వాణి భూతాని అరిష్టిం ఇచ్ఛంతి తద్వా ఏతత్ విదితం మీమాంసితం. ఈ విధంగా మానవులు దేవతారుణము, ఋషి రుణము, పితృదేవతారుణము, భూత రుణము తీర్చుకుంటున్నారు. దేవతలు లోక ప్రయోజన ప్రియులు. అందుచేత మనుష్యులు జ్ఞానులు అయి ఉన్నా కూడా కర్మలను త్యజించటమును దేవతలు ఇష్టపడరు. ఇది దృష్టిలో ఉంచుకుని శాస్త్రములు పంచయజ్ఞ ప్రకరణములు లేక పంచయజ్ఞములు దేవ, ఋషి, పితృవు, అతిథి, భూత, తృప్తి రూప యజ్ఞములు సూచిస్తూ ఉన్నాయి. అగ్నియందు హోమములు మొదలైనవి గురించి సమస్తము ప్రసాదిస్తున్న దేవతల తృప్తి కొరకే మీమాంసము చేయబడుచున్నాయి, వివరించబడుచున్నాయి. మంత్ర 17 i.4.17 ఆత్మేవేదమగ్ర ఆసీదేక ఏవ శోకామేత జాయా మే స్యాదథ ప్రజాయేయథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయేత్యేతావాన్వై కామో నేచ్ఛక్శ్చనతో భూయో విందే తస్మాదప్యేతర్హేకాకి కామేతే జాయా మే స్యాదథ ప్రజాయేయథ విత్తం మే స్యాదథ కర్మ కుర్వీయేతి సయావదప్యేతే శామేకైకం న ప్రాప్నోత్యకృత్స్న ఏవ తావన్ మన్యతే తస్యో కృత్స్నత. మన ఏవాస్యాత్మా వాగ్జయ ప్రాణః ప్రజా చక్షుర్మానిషం విత్తం చక్షుషా హి తద్విందతే శ్రోత్రం దైవం శ్రోత్రేణ హి తచ్చృణోత్యాత్మేవాస్య కర్మాత్మనా హి కర్మ కరోతి స ఏష పాంతో యజ్ఞః పాంతః పశుః పాంతః పురుషః పాంతమిదం సర్వం యదిదం కించ తదిదం సర్వమాప్నోతి య ఏవం వేద. 17 ఇతి చతుర్థం బ్రాహ్మణం. 17 ఆత్మైవ ఇదం అగ్ర ఆసీత్ ఏకా ఏవ సో అకామేత జాయా మే స్యాత్ సకామేత. ముందుగా అఖండము ఏకము అగు ఆత్మపురుషుడే పరమాత్మయే ఉండి ఉన్నారు. ఆయన నాకు సహధర్మచారిణి, పత్నిభార్య కావాలి అని ఇచ్ఛ పొందారు. అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయేత్ ఏతావాన్ వై కామో నేచ్ఛశ్చనతో భూయో విందేత్ తస్మాత్ అప్యేతర్హి ఏకాకీ కామేతే. అంతేకాకుండా నాకు సంతానము, సంపద, విత్తము కూడా వినోదించటానికే కావాలి అని అభిలషించారు. ఇంకా నేను కర్మలు నిర్వర్తించువాడను కూడా అవాలి అని కోరుకున్నారు. ఏకాకిత్వము విడువకయే అవన్నీ ఆప్యాయతతో కోరుకున్నారు. అవన్నీ కల్పించుకొని ఆనందించతలచారు. అందుకే ఏకాకీ కామేతే అనబడుతోంది. జాయా మే ఆ స్యాత్ అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్ అథ కర్మ కుర్వీయేతి. వాస్తవానికి మనస్సు ఆత్మయొక్క మనన రూపమే. వాక్కుయే భార్య, ప్రాణమే పుత్రుడు. అయితే ఈ భార్య నాది, ఈ విత్తము నాది, ఈ కర్మలన్నీ చేస్తూ ఉన్నది నేనే అనేవన్నీ ఆత్మపురుషుడే జీవాత్మ అయి పొందుచున్నాడు. అట్టి సందర్భములో ఏకత్వము దర్శించటము లేదు. అనేకత్వమును కల్పించుకొని ఆశ్రయించినవాడుగుచున్నాడు. సయావత్ అప్యేతి ఏషా ఏకైకం న ప్రాప్నోతి అకృత్స్న ఏవ తావత్ మన్యతే తస్యో కృత్స్నత. తాను పూర్ణుడు అయి ఉండి కూడా తాను కోరుకున్న వాటిలో ఏ ఒక్కటి పొందకపోయినా కూడా అపూర్ణత్వముగా, అనగా తనను తాను జీవాత్మగా భావిస్తున్నాడు. మనస్సే తాను ఆత్మ అని పరిమితుడొచ్చున్నాడు. దృశ్యము వేరైనదిగాను, సహజీవులు వేరైన వారుగాను తాను వాక్ పరిమితుడుగాను భావిస్తూ ఉంటున్నాడు. మన ఏవ అస్యత్ ఆత్మా వాగ్జయ ప్రాణః ప్రజా చక్షుః మానుషం విత్తం చక్షుషాహి తత్ విందతే శ్రోత్రం దైవం శ్రోత్రేణాహి. ఆత్మను ఏమరచుటచే ఈ జీవునికి మనస్సే ఆతనికి స్వస్వరూపము అవుతోంది. వాక్యే భార్య, ప్రాణమే సంతానము, ప్రజా చక్షువులే కనబడేవే ఆతనికి మానుషధనము. ఎందుకంటే చక్షువులచేతనే సంపదను తెలుసుకుంటున్నాడు కాబట్టి. తత్ శృణోతి ఆత్మైవ అస్య కర్మాత్మనా హి కర్మ కరోతి. స ఏష పాంక్తో యజ్ఞః పాంక్తః పశుః పాంక్తః పురుషః పాంక్తం ఇదం సర్వం యత్ ఇదం కించ తత్ ఇదగ్ సర్వం ఆప్నోతి య ఏవం వేద. నేను ఆత్మనే అని శ్రవణం చేసినప్పుడు జీవాత్మత్వమంతా అతనికి కర్మగా ఆగుచున్నది. జీవాత్మానుభవములు తనకు చెందినవే ఉంటూ కూడా తాను వాటికి వేరే సాక్షి అయి ఉంటున్నాడు. ఇదియే పాంక్త యజ్ఞము. పంక్తితో కూడి చేయు యజ్ఞము పాంక్తమే. పశువులు పురుషుడు కూడా పాంక్తమే. ఈ సమస్తము ఇది ఎరిగినవాడు సమస్తము పొందినవాడు అగుచున్నాడు. ఇతి బృహదారణికోపనిషత్ తృతీయాధ్యాయే ఆత్మోపమ్య ఏవ సర్వత్ర నామ చతుర్థ బ్రాహ్మణం.